శుక్లయజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్ అధ్యయన పుష్పము. బృహదారణ్యకోపనిషత్ తృతీయ అధ్యాయము 3-4 చతుర్థ బ్రాహ్మణము. ఆత్మోపమేవ సర్వత్ర. ఈ శరీరము యొక్క నిర్మాణమునకు మునుముందుగా ఆత్మయే సర్వత్రా శ్రేష్టమై సంప్రకాశమానమై సర్వత్రా వేంచేసినదే ఉన్నది. అట్టి ఆత్మపురుషుడు స్వయముగా భావన అనే లీలను కల్పించుకొని తనను తాను పురుషకారముతో కూడిన పురుషుడుగా రూపొందించుకొని అన్యమును దర్శించసాగుచున్నారు. విరాట్ పురుషుడనగు నేను ఎట్టి లక్షణములు కలవాడను అని అనుకోసాగారు. మొదటగా ఆత్మకు అన్యము అనునదేదీ లేనప్పుడు వినోదించటానికి ఏదీ లేకపోయింది. వినోదమునకే ప్రజాపతి స్వరూపుడను అయినాను అని భావించసాగారు. బ్రహ్మాండ స్వరూప స్వభావుడగు పురుషునికి ప్రజాపతి నామము శబ్దీకరణము అగుచుండగా ఆ ప్రజాపతి నామరూపాత్మకత్వము బ్రహ్మాండ స్వరూపుడుగా సంతరించుకోసాగారు. ఎవడు కేవలమగు ఆత్మభగవానుడే ప్రజాపతి స్వరూపుడై బ్రహ్మాండ స్వరూపుడుగా స్వసంకల్ప చమత్కారములచే ప్రదర్శనమగుచున్నారు అని ఎరుగుచున్నాడో అట్టివాడు ప్రజాపతిత్వము గ్రహించి తానే ప్రజాపతిగా రూపుదిద్దుకొనుచున్నాడు. భయము భయమెందుకు? కేవలమగు ఆత్మభగవానుని నుండి జలంలో ప్రప్రథమ తరంగంలాగా సృష్టి సంకల్పుడగు ప్రజాపతి బయల్వెడలారు. అప్పటికీ సృష్టి లేదు. సో అభిభేత్ ఆ ప్రజాపతి ఏకాకీ అవటం చేత భయము పొందసాగారు. అందుచేతనే ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు భయము పొందటం జరుగుతూ ఉంటోంది. అప్పుడు ప్రజాపతి ఈ విధంగా ఆలోచించసాగారు. యత్ అన్యత్ నాస్తి కస్మాన్ను బిభేమితి? అరే, నాకు వేరైనది అన్యమైనది అంటూ ఏదీ ఏమాత్రము కూడా లేనేలేదు కదా. మరి నాకు దేనిని చూచి ఎవరిని చూచి భయం? భయంతో పనియేలేదే అని ప్రజాపతి తలచసాగారు. ఆ వెనువెంటనే ప్రజాపతికి భయము అనునది పూర్తిగా తొలగిపోయింది. అందుచేత కస్మాత్ బిభేత్ ద్వితీయాద్వై భయం భవతి. భయమెందుకు ఉండగలదు? అఖండము సమస్తము అగు లేక ఏకమగుత్మ ద్వితీయమును కల్పించుకొని ద్వితీయమును నమ్మి ఉండటంచేతనే భయము అనేది కల్పించబడినది అవుతోంది. ద్వితీయమే లేని స్థానములో భయము ఉండదు. భయము తొలగాలంటే మనము అద్వితీయులము కావాలి. ఆ ప్రజాపతికి నేను ఒంటరివాడిని, ద్వితీయము లేదు కాబట్టి భయములేదు అని తలచినప్పటికీ సవై నో రమే. ఆయన రమించలేకపోయారు. ఇట్ వాజ్ నోట్ బికమింగ్ ఎంజాయబుల్. ఆనందము తృప్తి లభించలేదు. అందుచేతనే ఈ జీవుడు తాను ఒంటరిగా ఉన్నప్పుడు ఆనందించటం లేదు. అప్పుడు ఆ ప్రజాపతి నాకు రెండవది ద్వితీయమునేది నాచే ఊహించబడినదే ఉండునుగాక. లేట్ మీ హావ్ సంథింగ్ సెకండరీ నెక్స్ట్ అని కోరుకోసాగారు. అప్పుడు ఏక అఖండ స్వరూపుడగు ప్రజాపతి స్త్రీ పురుషుడు అను రెండు విభాగములుగా తనను తాను రూపింపజేసుకున్నారు. అప్పుడు అతడు సతిపతి అను జంట అయినారు. అట్టి జంటయే సర్వజీవరాశులలో కనిపిస్తూ ఉన్నది. అందుకే ఈ మానవుడు రెండుగా చీల్చబడిన వెదురు బొంగువలే ఉంటున్నాడు. భూమి ఆకాశ సంగమము వలెనే స్త్రీ పురుషులు పరస్పరం అర్ధ అర్ధభాగములుగా ఉంటున్నారు అనునది యాజ్ఞవల్క్య మహర్షి చెప్పిన సృష్టిలోని స్త్రీపురుష సమ్మేళన సిద్ధాంతము. పురుషునిలో అర్ధభాగము స్త్రీత్వముతోనూ, స్త్రీలో అర్ధభాగము పురుషత్వముతోనూ ఏర్పడినదే ఉంటున్నాయి అర్ధనారీ ఈశ్వర సిద్ధాంతము. అట్టి సతీ పతులలో స్త్రీ ఈ విధంగా ఆలోచించింది. ఇదేమి, ప్రజాపతి నుండి జనించిన స్త్రీని నేను, అదే ప్రజాపతి నుండి పుట్టిన పురుషుడు నాతో భోగించు ఇచ్ఛ కొనసాగిస్తున్నాడు, ఏమి చేయాలి? అప్పుడు ప్రజాపతి అంశాగు స్త్రీ అంతర్ధానమై గోవు ఆవు కావు రూపము దాల్చింది. ఆ వెంటనే పతిరూపమున ఉన్న ప్రజాపతి అంశ ఎద్దు ఓక్స్ రూపము దాల్చి గోవుతో సంభోగించసాగింది. ఈ విధంగా ఆవు జాతి జనించింది. ఇదే రీతిగా స్త్రీ అంశ నూతన స్త్రీ రూపము ఫీమెల్ దాల్చటం, పురుష అంశ పురుషరూపము మెల్ దాల్చటం అను సంఘటనలచే వివిధ జాతులలో స్త్రీ పురుష ఫీమేల్ అండ్ మేల్ అంశలతో జీవజాతి వృద్ధి జరగసాగింది. పీలికము పురుగు పర్యంతము సృష్టి అంతా నిర్మితమై ప్రదర్శనమగుచు కొనసాగింది. ఆ విధంగా ప్రజాపతి తన సంకల్పరూపముగు సృష్టిని చూస్తూ, ఆహా, ఈ జగత్తుగా కనబడేదంతా కూడా నా యొక్క ఊహభావన కల్పన అనుభూతి రూపమే కనుక ఈ సమస్తముగా ఆగుచున్నది నేనే అని ఆస్వాదించటం కొనసాగించసాగారు. దృష్టాంతంగా ఒకడు తాను స్వప్నములో చూచినదంతా తనకు అభిన్నమని వివేచన చేసుకుంటున్నట్లుగా, ఈ విధంగా ప్రజాపతి సృష్టిల పరస్పర అభేద అనన్యత్వములను తత్వతః ఎరిగినవాడు జగత్ సృష్టి సామర్థ్యము పొందగలడు. ప్రజాపతి సృష్టి అంతర్గత విశేషాలు స్త్రీపురుష విభాగములుగా భావన ధారణ చేసిన తరువాత ప్రజాపతి ఇక స్త్రీ పురుష ఫీమేల్ ఇమేల్ లతో కూడిన సృష్టి అనే లీలా నాటక వినోదము కొరకై ఈ విధంగా పాంచభౌతిక సాకార దృశ్య కల్పనకు ఉపక్రమించి మథనము చేయసాగారు. అథ ఏత్యభ్యమంథత్ 3, 4, 6 ముభాచ్య యోనేహ హస్తాభ్యాంచ అగ్నేహ అసృజత. 1. ముఖము ఫోర్ఫెస్ అనే యోని నుండి 2 అలాగే చేతుల నుండి అగ్నిని కల్పించారు. అందుచేతనే ముఖము అధచేతుల అంతర్విభాగములు అలోముఖములుగా వెంట్రుకలు జనించనివై ఉండటము జరుగుతోంది. వెచ్చగా కూడా ఉంటాయి. యోని యొక్క అంతరమున కూడా అగ్ని కల్పించబడటము చేతనేలోన వెంట్రుక స్థానములు ఉండవు. అగ్ని తరువాత ఆ ప్రజాపతి ఇంద్రియాభిమాన అధిదేవత అగు ఇంద్రుని సృజించారు. అందుచేతనే యజ్ఞములో యాజ్ఞీకుడు మొదటగా అగ్నిని స్థాపించి ఇంద్రుని స్తుతి మంత్రమంత్రములతో ఆహ్వానిస్తూ ఉంటారు. యజమాని చేత అగ్నిని పిలుస్తున్నాము, నమస్కరిస్తున్నాము, ఇంద్రుని ఆహ్వానిస్తున్నాము, నమస్కరిస్తున్నాము అని ప్రార్థన చేయిస్తారు. ఈ విధంగా యజ్ఞరూపమగు ఈ సృష్టి అంతా అగ్నీంద్రాత్మకము, ప్రజాపతియే అగ్నీంద్రాత్మకుడు. సమస్త దివ్యప్రజ్ఞాస్వరూప దేవతలతోనూ అశరీరుల ప్రజ్ఞలతోనూ సమస్త జీవజాతులతోనూ సాకారుల ప్రజ్ఞలతోనూ కూడిన విశేష సృష్టి అంతా కూడా ప్రజాపతి యొక్క కల్పనా వైభవమే అని గ్రహించదముగాక. ప్రజాపతి సర్వదా ఏకస్వరూపుడు. అట్టి ఏకస్వరూపము నుండి ఈ అనేకత్వమంతా ఒకే జలంలో అసంఖ్యాక తరంగాల వలె కల్పించబడి పరిశోషించబడి తిరిగి జలమునందే లయము పొందుతోంది. సమస్తమునకు అన్నాదుడు ప్రసాదించువాడు ప్రజాపతి. ద్రవ్యస్వరూపమైనదంతా కూడా ప్రజాపతి యొక్క రేతస్సు తేజోవిభవము. అట్టి రేతస్సు నుండి సృష్టించబడి అనుభవమయ్యేదంతా అన్నము. ఆ అన్నమే సంజ్ఞాపూర్వకంగా చంద్రుడు. ఓల్ దాట్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ బై ఇంద్రియాస్. అట్టి అన్నమును భక్షించువాడు అగ్ని ప్రాణము ద ఎక్స్పీరియన్సా. ఈ అగ్ని స్తోమాత్మకమైనట్టి ద ఎక్స్పీరియన్సా ఎక్స్పీరియన్సెస్ కాంబినేషన్ ఈ జగత్తు ఆత్మస్వరూపమే. ఎవరైతే ఈ అగ్ని స్తోమాత్మక జగత్తు యొక్క సహజ కేవల రూపమును అఖండాత్మగా గమనిస్తాడో ఇక్కడి అనేకమంతా ఏకమగు ఆత్మగా దర్శిస్తాడో అట్టివాడు అనేకము యొక్క ఇట్టి దోషముచే స్పృశించబడడు. అతడు స్వయముగా ప్రజాపతి లక్షణుడు అగుచున్నాడు. ఇదం సర్వం అన్నంచ. ఇదంతా అన్నము. ఏవాత్ అన్నాదశ్చ సోమ. అన్నప్రసాదుడు చంద్రుడు. అగ్నేహ అన్నాదః. అగ్ని కూడా అన్నప్రసాదుడే. స ఏషా బ్రహ్మణో అతిసృష్ట్యః. ఇదంతా బ్రహ్మమునకు అనన్యముగు విశేషము. ఇక్కడ మత్యము అమత్యము కూడా ఆత్మకు చెందిన విశేషములే. మత్యము కాలముచే మార్పు చెందునది, చెంజెస్ బై టైమ్ ఫాక్టర్. అమత్యము కాలముచే మార్పు చెందనిది, ఆల్వేజ్ రిమైన్స్ ఆస్ ఇట్ ఈజ్. అవ్యక్తము సృష్టి. ఈ అనుభవమగు సమస్త సృష్టి మొట్టమొదట అవ్యక్తము నాన్ మానిఫెస్టింగ్ గా ఉండి ఉన్నది. అట్టి అవ్యక్తము నుండి ఈ సమస్తము నామరూపాత్మకంగా వ్యక్తీకరణము అవసాగుతోంది. ఉదాహరణకు ఒక ఆట సె క్రికెట్ ఆటగాడితో ఉండి ఆ ఆటకు సంబంధించిన కళ ఆట ఆడుచున్నప్పుడు ప్రదర్శనమగుచుండటము వంటిది నేను అవ్యక్తము. నాదైన భావన అనుభూతి వ్యక్తము. అట్టి వ్యక్తీకరణ లేక ప్రదర్శన విభాగములో అనేకము అనునది రూపుదిద్దుకొనినదే ఉంటోంది. ఒకటి ఇది దీని పేరు, రెండు ఇది దీని వస్తుతత్వము అను రూపకంగా అసంఖ్యాక నామరూపాత్మకమై వెలయిచున్న ఇదంతా కూడా ఏకమగు అవ్యక్తము నుండి ప్రదర్శనమగుచున్న అనేక నామరూపాత్మకమైన వ్యక్తీకరణమే. ఈ సృష్టి ఎవరికీ జీవాత్మగా వేంచేస్తూ ఉన్నవాడగు పరమాత్మకు చెందినదో ఆయనయే ఈ సమస్తములో సమస్తముగా ప్రవేశమానుడే ఉన్నారు. ఈ దృశ్య వ్యవహారమంతటాయి కాకుండా ఈ జీవుడు అపకరణముగా ఉపయోగిస్తూ ఉన్న ఈ శరీరమంతటా అణువణువు ఆమూలాగ్రము పరమాత్మయే ప్రవేశించి విస్తరించి ఉన్నారు, వ్యాపించి ఉన్నారు. ఒరలో ఉన్న కత్తి ఖడ్గము ఒరలో అంతటా విస్తరించి ఉంటుంది కదా. పరమాత్మయే జగద్దృశ్యము అనే ఒరలో నిండుగా నిండియున్న ఖడ్గము. ఆయనయే విశ్వమంతా నిండియున్న విశ్వంభరమూర్తి, విశ్వేశ్వరుడు, విశ్వపరుడు కూడా. ఆ పరమాత్మ దృశ్యములో ఒక వస్తువు వంటివాడు కాదు. నాటకరచిత నాటకములో ఒక పాత్రగా రంగములో ఇందసినారి కనిపించేవాడా? కాదు కదా. అతడు సమస్త ద్రష్టలలో కేవలద్రష్ట, కోన్సెప్ట్ ఆఫ్ పర్సీవర్ ఫార్మేషన్ గా వేంచేసి ఉన్నట్టివారు. అవ్యక్తుడు అగు ఆ పరమాత్మయే స్వయముగా సమస్త దేహములందు ప్రవేశించినవారే ఉన్నారు. ఈ పంచ ప్రాణముల గమనము ఆగమనము పోకరాక ల వ్యవహారమంతా నిర్వర్తిస్తున్నారు. ప్రాణము అను పేరు కలవాడగుచున్నారు, ప్రాణేశ్వరుడై వెలుగొందుచున్నారు. ఆత్మపురుషుడే చూడటము అను వ్యాపారము ఫంక్షన్ చేయుచూపుగా కళ్ల రంధ్రముల నుండి బాహ్యమున ప్రసరించి చూడబడుచున్నదిగా అన్నముగా తానే అగుచున్నారు. చూచువాడు చూడబడినదిగా వెలుగొందుచున్నారు. వినడము అను వ్యాపారము ఫినెసన్ చేయుచు వినికిడిగా చెవులు రంధ్రముల నుండి బాహ్యమునకు ప్రసరించి వినబడుచున్న సమస్తము అన్నము తానే అగుచు వినువాడు వినబడునదిగా అయి వెలుగొందుచున్నారు. వాక్కు అను వ్యాపారము ఫినెసన్ చేయుచు శబ్దముగా గొంతు నాలుక నోటిలో ప్రవేశించి మాటలన్నీ అన్నము తానే అగుచు మాట్లాడువాడు మాటలు అయి వెలుగొందుచున్నారు. ఆలోచనలు అను వ్యాపారము ఫినెసన్ చేయుచు భావన ఆలోచనలుగా మనోనేత్రములో ప్రవేశించి ఆలోచించబడుచున్నదంతా అన్నము తానే అగుచు ఆలోచించువాడు ఆలోచించబడినదిగా వెలుగొందుచున్నారు. ఈ విధంగా పరమాత్మయే ఏకసమయంలో ప్రాణేశ్వరుడుగా శరీరంలో పంచప్రాణ చలన రూపములతో చూచువాడుగా చూడబడు సమస్తములతో వినువాడుగా వినబడు సమస్తముతో పలుకువాడుగా సమస్త శబ్ద అర్థములతో కూడిన పలుకులతో సమస్త ఇంద్రియధారిగా ఇంద్రియ విషయానుభవముల రూపములతో అన్నాదుడుగా అన్నప్రసాదుడుగా అన్నముతో సర్వత్రా వెలుగొందుచున్నారు. ఆయా ద్రష్ట శ్రోత ఆఘ్రాత పలుకువాడు ప్రాణస్వరూపుడుగా మొదలైన సమస్త నామములు ఆత్మదేవుడివే. ఆయనయే ఆయా కర్మలు ఆస్ పర్ రెస్పెక్టివ్ ఫంక్షన్స్ గా పొందుచూ ఆయా పేర్లతో పిలువబడుచున్నారు. పరమాత్మ కానిది, పరమాత్మలో లేనిది, పరమాత్మకు చెందనిది అంటూ ఎక్కడా ఏదీ లేదు, ఉండబోదు. జీవాత్మ పరమాత్మల గురించిన ఉపాసన ఈ జీవాత్మ స్వతహగా పరమాత్మ స్వరూపుడే. ఆత్మ జీవపర జీవాత్మ పరమాత్మ. వదన్ వాక్ పశ్యగ్మ్ చక్షుః శృణ్వన్ శ్రోత్రం మన్వానో మనః తాని అస్య ఏతాని కర్మణ మాన్యేవ సయోత ఏకైకం ఉపాస్తే న సవేదాత్ కృత్స్నో హి ఏషోత ఏకైకేన భవతి ఆత్మ ఇత్యేవ ఉపాసిత అత్ర హి ఏతే సర్వ ఏకం భవంతి. తృతీయ అధ్యాయః చతుర్థ బ్రాహ్మణం మ శ్లోక 7. పరమాత్మయే ఈ అసంఖ్యాక జీవాత్మలుగా వెలుగొందుచున్నారు. పరమాత్మ యొక్క జగత్రూప అసంఖ్యాక ప్రదర్శనములలో ఒకానొక ప్రదర్శనము ఈ జీవాత్మ. అట్టి ఈ జీవాత్మ వాక్కు చూపు ఆఘ్రాణ శ్రవణ స్పర్శ మనో ప్రాణములలో ఒక్కొక్కటిని వేరువేరుగా ఉపాసిస్తూ ఉంటే పరబ్రహ్మమును ఎరుగలేడు సుమా. ఈ జీవుడు తన యొక్క ప్రాణము నేత్రములు మొదలైన ఆయా ఇంద్రియ మనస్సులతో కూడుకొని నేను ఇప్పుడు చూస్తున్నాను, ఇప్పుడు తాకుచున్నాను, ఇప్పుడు మాట్లాడుచున్నాను, ఇప్పుడు వినుచున్నాను మొదలైన వేరు వేరు భావనలతో ప్రవృత్తులను మల్టీ ఆవకేషన్స్ వేరువేరుగా ఆశ్రయిస్తూ ఉన్నంతకాలము అసంపూర్ణ భావకుడే అవుతాడు. సంపూర్ణమగు అఖండాత్మను తెలుసుకోలేడు, దర్శించలేడు, తన్మయుడు కాలేడు. మరి ఈ జీవుడు ఆత్మానుభవి అయ్యేది ఎట్లా? ఎప్పుడైతే ఈ జీవుడు ఇంద్రియ మనో ప్రాణ వ్యాపారములతో సహా సమస్త వృత్తులను ప్రక్కకు పట్టి తనను తాను స్వాభావికముగానే సర్వాత్మకమగు పరమాత్మ స్వరూపముగా దర్శించుచున్నాడో, అప్పుడు ఆ మరుక్షణమే సంపూర్ణాత్మానంద స్వరూప స్వభావుడై విరాజిల్లగలడు. ఆత్మస్వానుభవమే విరాజిల్లగలదు. అందుచేత ఆత్మయే ఈ సమస్తము. ఈ సమస్తము సర్వదా ఆత్మయే అని శ్రద్ధగా అననిత్య భావనచే ఉపాసించబడునుగాక. అప్పుడిక అనేక రీతులుగా నామరూపాత్మకమై కనిపించేదంతా పరబ్రహ్మమునందు ఐక్యమై ఏకముగా అనుభవమవగలదు. అట్టి ఆత్మయే ధ్యానించవలసినది, ఆశ్రయించవలసినది, ఉపాసించవలసినది, సిద్ధించుకొనవలసినది కూడా. ఈ జగత్తు యొక్క వాస్తవ స్వరూపము ఆత్మయే. సమస్తము తెలియవస్తున్నది కూడా ఆత్మకే. దృష్టాంతానికి, ఒక రైతుకు కొన్ని ఆవులు ఉన్నాయి. ఒకరోజు అర్ధరాత్రి ఆ రైతు గాఢంగా నిద్రిస్తున్న సమయంలో ఎవరో దొంగలు అతని ఆవులను తోలుకొనిపోయారు. తెల్లవారింది, ఆ రైతుకు నిండు సంఖ్యలో గల ఆవులు కనిపించలేదు, ఖాళీ కట్టుకొయ్యలు మాత్రం కనిపించాయి. ఇక ఆ రైతు అతని కొడుకులు కొందరు స్నేహితులు కలిసి ఆవులు ఎత్తుకెళ్ళింది ఎవరు అని సమాలోచన చేయసాగారు. వెంటనే వారికి ఒక ఉపాయం తట్టింది. ఆవుల అడుగుల గుర్తులు ఎటువైపుగా కనిపిస్తూ ఉన్నాయో అటువైపుగా అందరము వెళ్ళుదాము, దొంగలు దొరకక ఏంచేస్తారు అని బయల్వెడలారు. ఆ విధంగా ఆవుడెక్కల గుర్తులను బట్టి వెతుకుతూ ఉండగా కొంత దూరంలో ఆవులు, దొంగలు దొరికిపోయారు. అట్లాగే ఈ జీవాత్మ యొక్క ఆనుపానులు విజ్ఞాందృష్టితో పరిశీలనాత్మకంగా అధ్యయనం చేశామా? అట్టి అధ్యయనముచే పరమాత్మను, పరమాత్మతత్వమును, జీవబ్రహ్మైక్యత్వ జ్ఞానమును, మోక్షమును పొందటము తప్పకుండా సుసాధ్యమే. సయో అన్యం ఆత్మనః ప్రియం. అన్యమైన సమస్తము కంటే ఎవరికైనా ఆత్మయే ప్రియాతి ప్రియము. ఒకనికి అన్నిటికంటే అత్యంత ప్రియమైనది ఏదే ఉంటోంది? పుత్రులా, ధనమా, ఇంకేవైనా, బంధుమిత్ర, భార్య, భర్త, తల్లితండ్రి మొదలైనవా? మం శ్లో తదేతత్ ప్రేయః పుత్రాత్ ప్రేయో విత్తాత్ ప్రేయో అన్యస్మాత్ సర్వస్మాత్ అంతరతరం యదయం ఆత్మా. మం శ్లో 3-4-8 శ్రేష్టముగా భావించే బాహ్యమైన అన్యమైన దేనికంటే కూడా ఆత్మయే ఎవరికైనా ప్రియాతిప్రియము. ఎందుచేత? పుత్రధన బంధుమిత్ర కళత్ర ఇత్యాది సమస్త వ్యావహారిక సంబంధములు కాలగతికి చెందినవే. అందుచేత వాటికంటే కూడా ఆత్మయే అత్యంత సామీప్యమైనది కాబట్టి. ఎంతగా దగ్గరదైనదంటే ఈ జీవుడు స్వయముగా ఆత్మయే అయి ఉన్నాడు. ఆత్మ అంతగా దగ్గరైనది. అందుచేత పుత్రధన దృశ్యదేహ ఇత్యాదులన్నిటికంటే ఆత్మయే ప్రియమైనది. అంతేకాదు, శరీరము, బంధువులు, తదితరులు కాలముచే వచ్చి కాలముచేతనే నశిస్తాయి. లేక దేహము తొలగినప్పుడు ఈ జీవుడు వాటినన్నిటినీ వదిలి వెళ్ళాలి. స్వప్న సందర్భములో జాగ్రత్ సంబంధితమైన అనుబంధ బాంధవ్యములేమీ ఉండవు. సుషుప్తిలో జాగ్రత్ స్వప్న సంబంధితమైన అన్యమైనది ఏదీ ఉండదు. అయితే జాగ్రత్ స్వప్న సుషుప్తి సందర్భములలో ఎవడైనా తనను తాను ఏమాత్రమైనా విడిచి ఉంటున్నాడా? లేదే. కనుక ఆత్మ ఒక్కటే సత్యము. తదితరమైనదంతా మనస్సుచే కల్పించబడి మనస్సుతోనే పరిపోషింపబడుచు మనస్సు చేతనే త్యజించివేయబడుతోంది కూడా. మనస్సు మనన రూపము. మననము చేవాడు అయి ఉన్న ఆత్మ ఉంటేనే మనస్సుకు ఉనికి. అయితే మనస్సుకు మునుముందే మనస్సు లేనప్పుడు కూడా ఆత్మ ఉన్నది. అనాత్మదృష్టిచే స్వతహగా అస్తిత్వము లేనిది సాపేక్షిక భావముచే నోట్ ఒరిజినలీ ట్రూ బట్ అపియర్స్ ట్రూ బై వర్చ్యూ ఆఫ్ రిలేటివ్ సేన్స్ అగు అనాత్మ మాత్రమే ఉన్నట్లు, ఆత్మ స్వతహగా లేనిదైనట్లు అనిపిస్తూ ఉంటుంది. ఆత్మదృష్టిచే సాపేక్షికంగా కనిపించేదంతా సందర్భమాత్ర పరిమిత సత్యమని, ఆత్మ మాత్రమే సహజమగు నిత్య పరమ సత్యమని తెలిసిపోతోంది. అయితే ఆత్మజ్ఞాని మాత్రమే అట్టి కాలగత సందర్భ సత్యములకు అతీతమగు ఆత్మదృష్టిని కలిగి ఉండగలడు. అందుచేత అవిద్యచే కనిపించేదంతా ప్రక్కకు పెట్టాలి. ఆత్మలుడై ఆత్మను మాత్రమే ప్రియాతిప్రియముగా ఎరిగి సర్వత్రా ఉపాసిస్తూ దర్శించటము, ఆత్మకే నమస్కరించటము, ఆత్మనే మననము చేయటము నిర్వర్తిస్తూ క్రమంగా ఆత్మయే తానే ప్రకాశించాలి. తత్ ఆత్మానమేవ ప్రియం ఉపాసిత. సయ ఆత్మానమేవ ప్రియం ఉపాస్తే సహాస్య ప్రియం ప్రమాయకం భవతి. ఆత్మను ప్రేయముగా ఉపాసించువాని ఇష్టానందములు శాశ్వతమైనవి, తెంపులేనివి అగుచున్నాయి. బ్రహ్మవేత్త యొక్క పరాప్రేమ శాశ్వతమైనది. బ్రహ్మమే నేనైనప్పుడు బ్రహ్మమును తెలుసుకుంటున్నది ఎవరు? జిజ్ఞాసువు అగు విద్యార్థి బ్రహ్మమును ఎరిగియున్న మహానుభావ, ఇప్పుడు మీరు ఎవ్వరు? బ్రహ్మవేత్త, సమస్తము బ్రహ్మమే అవటంచేత బ్రహ్మమే నేను అగుచున్నాను. ఈ సమస్తము బ్రహ్మమే కనుక ఈ సమస్తముగా ఉన్నది నేనే. నీవు బ్రహ్మమే, తత్వం అసి అని ఎరుగుచున్నాను. జిజ్ఞాసువు, ఓహో, ఈ సమస్తము బ్రహ్మమే అయి మీరు బ్రహ్మమే కాబట్టి మీరే ఇదంతానా? బాగానే ఉన్నది, మరి బ్రహ్మమును ఎరుగుటచే అని ఎట్లా అంటున్నారు? సమస్తము పరబ్రహ్మమే అయినప్పుడు బ్రహ్మము దేనిని తెలుసుకుంటోంది? ఎవరు బ్రహ్మమును తెలుసుకుంటున్నారు? బ్రహ్మవేత్త మిత్రమా, వినండి. మొట్టమొదట ఈ విశ్వదృశ్యము నాచే ఇంద్రియములకు అందరిలాగానే తెలియవస్తూ ఉంటోంది. అప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేసుకున్నాను. నేను ఎవరు? ఈ విశ్వము ఎట్టిది? ఈ విశ్వము తారసబడకముందు నేను ఉన్నానా? ఎక్కడ ఉన్నాను? ఈ విశ్వములో అనేక క్షణక్షణికమైన మార్పులు, చేర్పులు అగుపిస్తున్నాయి. అట్టి ఈ విశ్వమంతా మొట్టమొదటగా ఉన్నదెక్కడ? ఇప్పుడున్నదెక్కడ? ఇందులో ముందు ముందు అనేక భేదములతో కూడిన ఈ విశ్వము ఏమి కానున్నది? ఎటన్నా పోతోందా? ఎటు? ఈ విధంగా ప్రశ్నించుకొని ఈ ప్రశ్నలకు సమాధానముల కొరకై ఒకటి తత్వజ్ఞులైన మహనీయులతో సంభాషణము, రెండు తత్వశాస్త్ర పరిశీలనము, మూడు అధ్యయనపూర్వకమగు స్వానుభవసారము, ఈ మూడిటిని రంగరించి అధ్యయనము చేసి తెలుసుకోసాగాను. అప్పుడు నాకు తెలియవస్తున్నదేమిటో వినండి, చెప్తాను. బ్రహ్మవాయిదం అగ్రాసీత్ మం శ్లోక్ 11. ఈ సమస్త సృష్టికి, దాని గురించిన నా యొక్క జ్ఞానమునకు మునుముందుగా ఇదంతా పరబ్రహ్మమే అయి ఉన్నది. సమస్తము పరబ్రహ్మమే. తత్ ఆత్మానమేవా వాయ్ వే తత్ సమస్తము అననప్పుడు నేను కూడా సమస్తములో ఒకడిని కనుక జలములో ఒకనొక తరంగము వలె నా యొక్క ఆత్మ కూడా పరబ్రహ్మమే. తత్వం, ఈ విశ్వమంతా పరబ్రహ్మమే కాబట్టి ఈ దృశ్యములో నాకు కనిపిస్తున్న నీవు త్వం పరబ్రహ్మ స్వరూపమే. అహం బ్రహ్మాస్మి. నీవు అనేది తత్యే, తత్వం అయినప్పుడు ఇక నేనెవరు? నేను తత్ అనబడుచున్న పరబ్రహ్మస్వరూపుడనే. ఈ విధంగా ఈ విశ్వము యొక్క పరబ్రహ్మస్వరూపము తెలుసుకోవటమంటే నీవు గురించి, నేను గురించి, త్వం అహంల గురించి తెలుసుకోవటమే అగుచున్నది. బ్రహ్మము అగు నేను బ్రహ్మము గురించి అధ్యయనము చేసి నేనే బ్రహ్మము అని ఎరిగి ఇక బ్రహ్మమే నేనే ఉంటున్నాను. ఎందుకంటే పరబ్రహ్మము సమస్త జీవులకు స్వస్వరూపమే అయి ఉన్నది కనుక. యో దేవానాం ప్రత్యబుధ్యత స ఏవ తత్. దేవతలలోకెల్లా ఏ దేవత అయితే ఆ పరబ్రహ్మమును తెలుసుకుంటున్నారో ఆ దేవత పరబ్రహ్మమే అగుచున్నారు. అట్లాగే ఋషులలోనూ, మునులలోనూ, మానవులలోనూ, జంతువులలోనూ, మరెవరిలోనూ ఎవరైనా సరే ఎవరైతే పరబ్రహ్మమును తెలుసుకుంటున్నారో ఆ తెలుసుకోవటము యొక్క ఫలితంగా ఆ తెలుసుకుంటున్నవారు నేనే బ్రహ్మమును అను స్వాభావికానుభవము సిద్ధించుకుంటున్నారు. బ్రహ్మమే అగుచున్నారు. వామదేవ మహర్షి బ్రహ్మతత్వ సోహం సిద్ధి స్మృతి వామదేవుడు అనే ఋషి, వీరు త్రేతాయుగంలో వశిష్ఠ మహర్షితో కూడుకొని అయోధ్యలో దశరథ మహారాజుకు పురోహితులై ఉండేవారు. అందుచేత శ్రీవశిష్ఠ వామదేవాయ నమః అను గురుపూజ రఘువంశములో ప్రసిద్ధమై ఉండేది. అట్టి వామదేవ మహర్షి ఒకానొకప్పుడు పరబ్రహ్మము గురించిన అధ్యయనము చేయసాగారు. ఈ సమస్తము పరబ్రహ్మే కనుక నేను పరబ్రహ్మమునే అనుస్వస్వరూప సమస్త రూపస్వానుభవమును పుణికిపుచ్చుకున్నవారే ఈ విధంగా గానం చేయటం ప్రారంభించారు. వామదేవుడు అనుజీవుడుగా ఈ దృశ్యమునందు ప్రసిద్ధమై అనుభవముగుచున్న నేను పరబ్రహ్మమునే. ఈ విశ్వమంతా పరబ్రహ్మస్వరూపమే. అందుచేత మానవజాతికి ఆదరుపుడగు మనువును నేనే. మనువునే మానవత్వము, మానవులను ధారణ చేయుచున్న పరబ్రహ్మమును నేనే. ఆత్మపురుషుడే తన యొక్క తేజో రూపముచేత ఆకాశంలో సూర్యభగవానుడై ప్రకాశించుచున్నారు. ఆయనే నాయందు నేనుగా కూడా ప్రకాశమానుడగుచున్నారు. అందుచేత నేనే ఆకాశంలో సూర్యప్రకాశ చమత్కారమై వెలుగొందుచున్నాను. ఈ విధంగా ఆయన బ్రహ్మవిష్ణుమహేశ్వర సమస్త దేవతా సమస్త జీవజంతుజాల ప్రదర్శనముతో మమేకము పొంది పరబ్రహ్మతత్వము సిద్ధించుకున్నారు. ఎవ్వరైనా సరే అట్టి పరబ్రహ్మతత్వమును వామదేవుల వారి మార్గంగా ఇప్పటికిప్పుడే పరబ్రహ్మము అనగా నేనే. పరబ్రహ్మముగు నేనే ఈ త్వంతత్లతో కూడిన సమస్తము అయి ఉన్నాను అని అంటూ తెలుసుకుంటూ ఉన్నాడో అట్టివాడు ఇక్కడే ఇప్పుడే సమస్తము తానే వెలుగొందుచున్నాడు. ఈ సందర్భములో భగవద్గీతలోని విభూతియోగము విశ్వరూప సందర్శనయోగములో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుచున్న నేను ఇది అనునది మనము ఆ నేను ఇది అని నేను తెలుసుకోవాలి అనే పరమార్థపూర్వకమైన బోధగా అధ్యయనం చేస్తే మనకు సిద్ధించగలిగేదే పరబ్రహ్మానందసిద్ధి. ఆత్మతో అనన్యము తదిదం అప్యేతర్హి య ఏవం వేదాహం బ్రహ్మాస్మి ఇతి స ఇదం సర్వం భవతి తస్యః న దేవాశ్చ నాభూత్యా ఈశతే మం. శ్లోక 10. సమస్త లోకములతో కూడినదంతా ఏ పరబ్రహ్మస్వరూపమే సహజముగానే అయి ఉన్నదో అట్టి పరబ్రహ్మము నేనే అను అహం బ్రహ్మాస్మిని ఎవరైతే సిద్ధించుకుంటారో అట్టివారి బ్రాహ్మీభావనను దేవతలు వచ్చికూడా విరోధము కలిగించజాలరు. ఎందుకంటే దేవతలకు కూడా బ్రహ్మవేత్తయే ఆత్మగా అగుచుండబట్టి పరబ్రహ్మవేత్త తాను తానుగా ఉంటూనే ఈ సమస్తము అగుచు ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఇదంతా అతనికి స్వాభావికంగానే స్వస్వరూపమై స్వానుభవమవుతోంది. ఉపనిషత్ అధ్యయనము ఆశ్రయముచే అట్టి స్వాభావికమగు స్వస్వరూప పరబ్రహ్మవేత్తత్వము సిద్ధించగలదు. ఆత్మతో అన్యభావన కలవాడు ఏ విధమైన పరిమిత భావన కలిగి ఉంటున్నాడో అది కూడా సందర్భానుచితంగా ఇక్కడ చెప్పుకుందాము. అబ్రహ్మవేత్త నేను వేరు, నా ఉపాసన దైవము వేరు అని, దైవము నాకంటే వేరు, నేను వేరు అని ఈయన భావిస్తున్నాడు. ఎవరైతే తన యొక్క ఉపాస్య దైవము తనకంటే వేరు అను పరిధిలను దాటకుండా తన ఇష్టదైవముతో మమేకము అగు ఆవలి తీరమును దృష్టిలో కలిగి ఉండడో అట్టి వానిపట్ల పరబ్రహ్మము స్వానుభవముగా సిద్ధించనిదే అవుతోంది. అట్టివాడు నేను వేరు, దైవము వేరు అను పరిధులను పరిమితభావమును అధిగమించు ఆశయము అంతరముగా కలిగి ఉండనివాడు మనుష్యత్వము నుండి బ్రహ్మదేవత్వము సృష్టికర్మ వరకు ఉత్కర్ష మాల్ ఇన్క్విజిటివ్నెస్ దెర్బై సెల్ఫ్ ఇంపొజిషన్ విడువలేనివాడే అయి ఉంటాడు. అట్టివాడు ఆత్మగురించిన అఖండ అప్రమేయ నిత్యత్వ సమస్తత్వ సర్వత్వములను అధ్యయనము చేస్తూ కూడా యజమానికి పాలు ఇస్తూ ఉండే ఆవులవలె, ఇంద్రుడు మొదలైన దేవతలకు భృత్యునివలె ఆరాధన చేస్తూ లోక సంబంధమైన అభియద నిశ్రేయ క్షేమ రూపఫలములను పొందగలననే అపేక్ష కొనసాగించువాడుగుచున్నాడు. అట్టి అపేక్షచే అన్యదేవతా పోషకుడు అగుచున్నాడు. దేవతలకు గల అన్యదేవతల ఉపాసకుల పట్ల అపేక్షచేత మనుష్యులలో పరబ్రహ్మత్వ ధ్యానము కలిగి ఉంటున్న వారి పట్ల కొంచెము ఉపేక్ష ఆ దేవతలు కలిగినవారు అగుచున్నారు. అభిలాష చూపనివారుగుచున్నారు. అయితే దేవతలు కూడా క్రమంగా సర్వాత్మకమగు పరబ్రహ్మతత్వజ్ఞానికి అనన్యులే అగుచు దేవతలకు కూడా అనన్యోపాసకులు ప్రియము అగుచున్నారు. ఎందుకంటే ఆత్మయే అన్నిటికంటే ప్రియాతి ప్రియము కాబట్టి దేవతలకైనా మరెవ్వరికైనా ఆత్మోపాసుకుని ఆత్మయే అమృతప్రాయము. క్షత్రము క్షత్రియ దేవతా సృష్టి క్షత్రియత్ క్రియాదక్షత, క్షత్రము కార్యక్రమము నిర్వర్తించు సామర్థ్యము. సమస్తమునకు పూర్వము ఇక్కడ బ్రహ్మము మాత్రమే సర్వత్రా కేవల రూపంగా ఏర్పడినదే ఉన్నది. తేజోరూపమై అగ్ని ప్రభారూపమై ఉండి ఉన్నది. అట్టి కేవలమగు బ్రహ్మము ఎటువంటి క్రియా విశేషములు వర్క్మన్షిప్ కలుగకయే ఉన్నది. ఒకప్పుడు అకారణంగా బ్రహ్మము నుండి క్రియ ప్రతి క్రియా సంబంధితమైన అనుభూతి భావన, ఆ భావన నుండి క్రియా విశేష సామర్థ్య రూపమగు క్షత్రము వర్కహోలిక్ బయల్వెడలుచున్నాయి. అనగా బ్రహ్మము క్షత్రమును క్రియాభిలాష సామర్థ్యములను లీలగా ధారణ చేయుచుండటం జరుగుతోంది. అయితే బ్రహ్మము స్వరదా యథాతథమే అయి ఉన్నది. అట్టి క్షత్రము నుండి ఇంద్రుడు, వరుణుడు, సోమ, చంద్రుడు, రుద్రుడు, పర్జన్యుడు, వరుణుడు, ఋతు, మృత్యువు, మార్పుకు అధిదేవత, ఈశానుడు మొదలైన క్షాత్రగుణ సంపన్నులగు క్షత్రియ దేవతలు బయల్వెడలారు. కాబట్టియే క్షత్రియుల కంటే ఎక్కువ అయినదేదీ లేదు. తస్మాత్ క్షత్రాత్ పరాం నాస్తి. అందుచేతనే రాజసీయము మొదలైన యాగములు జరుగుచూ ఉన్నప్పుడు బ్రాహ్మణులు క్రిందగా నిలుచుని క్షత్రియుని ఎత్తైన చోట ఆపనములపై నిలబెట్టి యజ్ఞపురుష అంశభావనతో ఉపాసన చేస్తూ క్షత్రాత్ పరం నాస్తి, క్షత్రేవ తత్యసో దధాతి, సైషా క్షత్రస్య యోనిర్యబ్రహ్మ అను మంత్రమును పలుకుచున్నారు. బ్రహ్మము తన యశస్సును క్షత్రియునియందు స్థాపించుచున్నది అని వేదమంత్రము పలుకుచున్నారు. క్షత్రియునికి యోని బ్రహ్మమే కాబట్టి రాజు శ్రేష్ఠత్వము పొంది తనయొక్క రక్షించు దక్షత చేత ముందుగా బ్రహ్మమును బ్రాహ్మణులను ఆశ్రయిస్తున్నాడు. తాను కర్మ నిర్వర్తించటం ముగిసిన తరువాత సుక్షత్రియుడై బ్రహ్మార్పణమస్తు అని పలికి చివరికి బ్రాహ్మణుని సగౌరవించుచున్నాడు. ప్రణామములు సమర్పిస్తున్నారు. ఎందుకంటే బ్రహ్మము స్వానుభవముగా కలిగిన బ్రాహ్మణుడు సమస్త బ్రాహ్మీ స్థితి సాధనపరులకు ముముక్షువులకు పూజ్యుడు. సమస్త దేవతలకు బ్రహ్మముగా ఆరాధ్యుడు కూడా. ఇక్కడ బ్రాహ్మణుడు అనగా బ్రాహ్మీ దృష్టి సిద్ధించుకున్నట్టివాడు అని, క్షత్రియుడనగా బ్రాహ్మీ దృష్టికి కావలసిన దైవీగుణ సంపత్తి భక్తిజ్ఞానయోగ సంపదత సంపాదించుకునివాడు అనునది ప్రతీక. ఏ క్షత్రియాంశ సమన్వితుడైతే బ్రాహ్మణునిచే స్తుతించబడుచున్నప్పుడు బ్రాహ్మణుని తక్కువగా చేసి భావిస్తాడో అట్టివాడు తన యొక్క ఉత్పత్తి స్థానమగు బ్రహ్మమును అవమానించినవాడు అవుతాడు. లోకంలో అత్యంత ప్రశస్తము పవిత్రము అయిన దానిని అవమానించిన హింసించిన పాపము పొందగలడు. దృష్టాంతము, నహుషుడు అనేక క్రతువులు నిర్వర్తించి దేవత్వము పొందాడు. కాని మానుషత్వము కొనసాగించసాగాడు. అతడు చంద్రవంశపు రాజు. స్వర్భానవి ఆయువు ఆయన తల్లిదండ్రులు. పురూరవచక్రవర్తికి మనమడు. ఆ నహుషుడు గొప్ప రాజాంశ గుణములు కలవాడు. ఒక సమయంలో ఇంద్రునికి విశ్వరూపుని చంపిన బ్రహ్మహత్యా పతకము అంటింది. నహుషుడు తనయొక్క క్షత్రియాంశ ప్రాశస్త్యముచే ఇంద్రస్థానములో త్రిలోకపాలనాయోగ్యత పొందారు. దేవతలు తమ తమ అంశలు నహుషునికి ఇచ్చారు. దేవరాజ్యము లభించగానే అతడు గర్వము పొందసాగాడు. అంతేకాదు, ఇంద్రుని భార్య శచీదేవి పొందును వాంఛించాడు. వేద నియమముల గురించి నిర్లక్ష్యముగా దూషించసాగాడు. చివరికి బ్రాహ్మణదూషణ చేసి ఋషులచే పల్లెకి మోయించుకుని అగస్త్య మహర్షిని అవమానించి భూమిపై పాముగా సంచరించే శాపము పొందారు. పాండవుల అరణ్యవాస కాలంలో ఆ నహుషుడు ధర్మరాజును కొన్ని వేద వేదాంతికమైన ప్రశ్నలను అడిగి సమాధానము పొంది శాప విముక్తుడైనారు. శ్రీమద్భాగవతము, శ్రీవిష్ణు పురాణము, విశ్వం అసృజత, వైశ్వదేవ సృష్టి, వైశ్వశక్తి, బ్రాహ్మణ క్షత్ర కల్పన తరువాత కూడా బ్రహ్మముచేత కర్మలకు సంబంధించిన క్రియా విశేషములతో కూడిన సృష్టి కల్పన సంపూర్తి కానే లేదు. సృష్టి క్రియావంతము కాలేదు. అప్పుడు పరమాత్మ పరమపురుషుడు వైశ్వము అను తత్వమును కల్పించుచూ సృష్టి కల్పన వ్యాసంగము కొనసాగించసాగారు. అప్పుడు దేవతలలో గణస అను శబ్దముతో చెప్పబడు దేవవైశ్యగణమును సృష్టి కార్యక్రమము కొరకై సృష్టించారు. అట్టి దైవవైశ్యగణస దేవతలే వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, విశ్వేదేవుడు, మరుత్తు మొదలైనవారు. వీరు సృష్టి క్రియలో అనేక లోకచిత్ర విచిత్ర విశేషాలు పదార్థ ధర్మములు మనోబుద్ధి చిత్త కల్పనలు రచించి సృష్టియందు ప్రవేశింపజేయసాగారు. సౌద్రం వరం అసృజత. సౌద్రదేవ సృష్టి, సౌద్రశక్తి, పోషణశక్తి, ఆ విధంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్వ వైశ్య దేవతల సృష్టి పరమపురుషునిచే నిర్వర్తించబడింది. సృష్టి క్రియాసిద్ధిగా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫంక్షనల్ పార్ట్ ఆఫ్ క్రియేషన్ జరిగినప్పటికీ ఈ సృష్టి క్రియ స్వయం క్రియాత్మక శక్తి పొందనేలేదు. సృష్టికి సంబంధించిన అనేక కార్యక్రమములు క్రియా విశేషములు మిగిలియే ఉన్నాయి. అప్పుడు పరమాత్మ సృష్టిపురుషుడు సౌద్రము అనే శక్తిని క్రియావిశేషము కొరకే సంకల్పించారు. సృష్టిపురుషుడే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వైశ్వ శక్తిరూపుడు అయినట్లే ఆ పురుషుడే సౌద్రశక్తి స్వరూపుడు కూడా. శూద్రము పోషణ. పోషించునది పూష. ఈ పృథివీ అంతా పూషము పోషించునది. భూమియే కదా సమస్త జీవులను పోషించునది. భూమియే పోషణయే సృష్టిలోని పోషణశక్తి. సమస్త జీవ పోషణా విధానము ఆహారాది విశేషముల కల్పన ఇవి సౌద్రశక్తి యొక్క సృష్టికి సంబంధించిన పాత్ర. సత్యధర్మములు సత్విధి ఈ విధంగా సృష్టి యొక్క రచనా సంవిధానము కొరకే పరమాత్మచే లేక పరమపురుషునిచే వేరువేరైన గుణ కర్మల చాతుర్వణ్యములు చతుర్ పురుషకర్వణనములుగా కల్పించబడ్డాయి. బ్రాహ్మణ శక్తి, క్షత్రియ శక్తి, వైశ్వ వైశ్య శక్తి, సౌద్రశక్తి, సత్తు ఉగ్రము గణము పోషణము, సత్యము శాంతము, ధర్మము క్షాత్రము, వైశ్యము సౌద్రము, బ్రాహ్మణము ఉనికి, క్షాత్రము ఉగ్రము, వైశ్వము గణము, సౌద్రము పోషణ, చాతుర్వర్యములు పరబ్రహ్మముచే వేరువేరు గుణకర్మ విభాగములుగా సృష్టిలో ఆయా విధుల కొరకే నాలుగు భాగములుగా కల్పించబడినప్పటికీ కూడా సృష్టిలో ఎవరి విధులు ఏమిటి అనునది అప్పటికీ నిర్దేశము కాలేదు. అనగా ఉగ్రమైనట్టి క్షాత్రము, క్షత్రియజాతి మొదలైనవారికి నియామకమగు విధులు నిర్వచించబడకపోయినాయి. అప్పుడు సృష్టికర్త కర్మలు క్రియలు జరగటానికే లోక ప్రశస్తమగు చాతుర్వర్ణ్య ధర్మములు కల్పించసాగారు. తస్మాత్ ధర్మాత్ పరం నాస్తి. ఈ విధంగా సృష్టిలో ధర్మము రిస్పెక్టివ్ డ్యూటీ రిస్పాన్సిబిలిటీకి మించిన వస్తువు మరేదీ లేదు. అథో అబలియాన్ బలియాగ్ సమాసం సతే ధర్మేణ యథారాజ్ఞేవం యో వై స ధర్మ మం స్లో 14. ఒక గృహస్థుడు ఉన్నాడు. ఒకరోజు ఆ గృహస్థునికంటే గొప్ప అధికారబలము ధనబలము కండబలము కలవాడు వాళ్ల ఇంటికి వచ్చి ఆ గృహస్థుని భార్యను బంధించి బలవంతంగా తీసుకువెళ్లసాగాడు. ఆ గృహస్థుడు వెంటనే రాజుగారికి విన్నపము చేశాడు. వెంటనే రాజుగారు భటులను పంపి ఆ బలవంతుని క్రూరంగా శిక్షించి ఆ గృహస్థుని భార్యను తిరిగి అతనికి అప్పచెప్పారు. స్వధర్మము ఆశ్రయించి శ్రద్ధగా నిర్వర్తించువారు ఆ విధంగా ధర్మముచే సదా రక్షించబడుచూ ఉంటారు. ఏది ధర్మమో అదే సశాస్త్రీయమైన సత్యము. సత్యము అనగా అబద్ధాలు చెప్పకపోవటం, నిజమే చెప్పటం అనునది మాత్రమే అసలైన అర్థం కాదు. ఏది ధర్మమో అది తప్పక నిర్వర్తించే ప్రయత్నము, ఏది అధర్మమో అది నిర్వర్తించకపోయే ప్రయత్నము, ఇదియే సత్యమును ఆశ్రయించటము. తస్మాత్ సత్యం వదంతం ఆహోహ ధర్మం వదతి ఇతి. ధర్మం వా వదంతం సత్యం వదతి ఇతి మం శ్లో 14. అందుచేతనే ఆయన సత్యధర్మ నిరతుడవటం చేత ఉత్తముడు అని మనము చెప్పుకొనేటప్పుడు ఆయన ధర్మం చెప్పుతాడు కాబట్టి సత్యమే మాట్లాడుచున్నారు. ఆయన సత్యమే చెబుతారు కాబట్టి ఆయన చెప్పేది ధర్మమే అయి ఉన్నది అని లోకంలో అనుకోవటం ప్రతీతి. ఈ విధంగా సత్యధర్మములు రెండింటినీ కలిపి పరమాత్మయే సృజించారు. అట్టి సత్యధర్మములే క్షత్రియజాతిని నియమించినట్టిది, క్షాత్రమును ప్రకటించినట్టిది. ఈ విధంగా శాస్త్ర విషయములకు సంబంధించి బ్రాహ్మణము సత్యము బ్రాహ్మణులకు, క్షత్రియము సత్యధర్మములు క్షత్రియులకు, వైశ్వము సత్యధర్మ న్యాయము వైశ్వులకు, సౌద్రము శూద్రము సత్యధర్మ న్యాయ సమర్పణలు సౌద్రులకు, శాస్త్రీయ విద్యుక్త ధర్మములు ప్రతీకలే మోక్షమార్గములు అగుచున్నాయి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్వ వైశ్య శూద్ర చాతుర్వర్ధ్యములు పరమాత్మ యొక్క తేజోవిభవములే. నాలుగు వర్ణములవారు జాతులవారు ఏకమగు పరబ్రహ్మస్వరూపులే. దేవతల మధ్యగా అగ్నిస్వరూపమై వెలుగొందు తేజోరూపమే నాలుగు వర్ణములుగా ప్రదర్శనమవుతోంది. పరబ్రహ్మమే. బ్రాహ్మణములచే వేదమంత్ర స్వర అంతరార్థ ఉపాసనలచే బ్రాహ్మణులుగాను, క్షత్ర సామర్థ్య ప్రదర్శనచే క్షత్రియులుగాను, కృషి గోరక్షణ వంటి వైశ్వకర్మలచే వైశ్యులుగాను, సేవా పరిపోషణ విధులచే శూద్రులుగాను అగుచూ విశ్వధారణ చేయుచున్నది చాతుర్వనములు బ్రహ్మమే అయి ఉన్నాయి. నిష్క్రియమగు బ్రహ్మము చేతనే సమస్తము కల్పితమవుతోంది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్యకర్తారమపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. భగవద్గీతాచార్యులవారు కర్మలు ఎందుకు చేయాలి? ఏ దివ్య ప్రజ్ఞాస్వరూపులగు దేవతల ప్రజ్ఞావిశేషములచే క్రియలచే ఈ దేహము ఈ విశ్వము నిర్మితము సాకారము అయి ప్రవర్తమానమవుతుందో అట్టి దేవతలకు సమర్పణగా మానవులచే విద్యుక్తమైన కర్మలు నిర్వర్తించబడునుగాక. బ్రాహ్మణ అక్షత్రియ వైశ్య శూద్ర చాతుర్వర్ణ్యజనులు వారి వారి సత్యధర్మముల ఆశ్రయముచే నిర్వర్తించుటచే ఆయా వారి వారి ధర్మములు వారి వారి మోక్ష సాధనములు స్వధర్మములను ఉపకరణములుగా మలుచుకోవటమే కర్మయోగము. అందుచేతనే అగ్నియందు ఆహుతుల సమర్పణ యజ్ఞవిధులందు వేదవామయముచే సంజ్ఞాపూర్వక విధివిధానంగా సూచించబడుతోంది. విశ్వయజ్ఞమునందు స్వధర్మనిరతియే ఆహుతి. బుద్ధియందు బ్రహ్మజ్ఞానాగ్నిని వెలిగింపజేయటముచేతనే అంతరంగములో పేర్కొని ఉన్న దృశ్యము వైపుగా సంధింపబడిన సంబంధ అనుబంధ ధ్యాస వ్యసనములపై ఈ జీవుడు విజయము సాధించగలడు. స్వాభావికమగు ఆత్మజ్ఞాన ఆత్మభావన ఆత్మధ్యాసలను సిద్ధించుకోగలడు. పరబ్రహ్మము అనగా ఈ జీవుని యొక్క స్వాభావికము అప్రమేయము అగుత్రికాలతీత స్వస్వరూపమే. అదే బ్రహ్మము అనుశబ్దముచేతను పరమాత్మ ఆత్మ అనుశబ్దముచేతను సహజము కేవలము మొదలైన శబ్దములచేతను ఏకార్థంగా చెప్పబడుతోంది. అట్టి స్వస్వరూపమగు ఆత్మగురించి నిస్సందేహమగు ఎరుగకయే మహదాశయమగుగాక. జీవితము అనే మహత్తర సదవకాశమును అందుకు సద్వినియోగము చేసుకోవాలి. లేదా ఆతని ఉత్తరోత్తర దుర్భరగతుల నుండి ఆత్మ అతనిని రక్షించదు. కాబట్టి ఒకడు ఆత్మను ఎరుగకుండా ఎన్ని పుణ్యకార్యములు నిర్వర్తించటం జరిగినప్పటికీ అట్టి పుణ్యకార్యముల ఫలభోగము తరువాత వాటి సుఖమయ ప్రయోజనములన్నీ ఖర్చు అయిపోతాయి. తిరిగి ఆ జీవుని పట్ల అజ్ఞాన దుహకపూరిత జన్మ జన్మాంతరములు దేహ దేహాంతరములు అనివార్యము కాగలవు. అందుచేత సర్వాత్మకమగు ఆత్మనే అఖండాత్మనే పరమాత్మనే అధ్యయనం చేయాలి, ఉపాసించాలి, అభ్యాసపూర్వకంగా దర్శించాలి. తత్వం తత్వమేవ అను నీవుగా కనిపించేది పరమాత్మానంద స్వరూపమే అను మహావాక్యార్థ నిత్యాభ్యాసము ద్వారా సోహంను దేహము పడిపోకముందే బిఫోర్ ద ఫోల్ ఆఫ్ ద బోడీ సిద్ధించుకోవాలి. సర్వత్రా ఆత్మదర్శనమును శ్రవణత్ వినటం తెలుసుకోవటం మాట్లాడుకోవటం మననము ఆత్మగా అనుకుంటూ ఉండటము నిధిధ్యాస ఆత్మగా అనిపించేవరకు అనుకుంటూ మననము చేయటము సమాధి అదియే తానవటము అనే సాధన చతుష్టయంచే ఇక్కడే ఇప్పుడే ఆత్మాహం బుద్ధిని సిద్ధించుకున్నవానికి కర్మలుగాని కర్మఫలాలుగాని ఏమాత్రము అంటజాలవు. సమస్తమును ఆత్మయందు ఆత్మగా సమస్తమును దర్శించు యోగి తాను ఏది ఇచ్ఛగిస్తే అదంతా ఆత్మచే ప్రాప్తించగలదు. ఆత్మజ్ఞానముచే సమస్తము సిద్ధించగలదు. గృహస్థ ధర్మములు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. ఈ జీవుని స్వస్వరూపమగు ఆత్మయే సమస్త జీవుల ఆత్మగా వేంచేసినదే ఉన్నది. అందుచేతనే గృహస్థుడైనట్టి జీవుడు సమస్త జీవులకు అపకారము చేయటచేతనే ఆత్మతృప్తి పొందగలడు. ఆత్మజ్ఞాని స్వాభావికంగానే పరోపకారి అయి ఉంటున్నాడు. యజ్ఞ యాగ ఇత్యాది కర్మలచేత దేవతలకు స్వాధ్యాయ పారాయణ అధ్యయనములచేత ఋషులకు పిండోదకాలు సమర్పిస్తూ పితృదేవతలకు వసతి అన్నము సమర్పించి మనుష్యులకు, నీరు గడ్డి ఆహారము సమర్పించి పశువులకు, బలి భాండశేషాన్నములచే పురుగులకు, పక్షి జంతుజాలమునకు ఆహారము సమర్పిస్తూ అపకరిస్తూ సంతోషము కలుగజేయునుగాక. దేవ ఇత్యాదులకు నేను వీరందరికీ రణపడి ఉన్నాను అను భావనతో కర్మలు చేయాలి. అట్టి కృతజ్ఞతాభావముతో నేను పొందిన అపకారమునకు ప్రత్యుపకారము చేస్తున్నాను కదా అనే భావంతో గృహస్థ కర్మలు నిర్వర్తించు జీవుని పట్ల సమస్తభూతములు ఈతనిని ప్రియముగా రక్షించాలి అనే ఆప్యాయముతో కూడిన భావము కలిగి ఉంటాయి. ఇవియే పంచయజ్ఞములుగా దేవర్షిపితృమనుష్యభూతములకు సేవాభావముతో సమర్పించు యజ్ఞముగా మానవులకు వేదములచే ఆర్యులచే నియమించబడ్డాయి. ద్వితీయ భావనను అధిగమించి ఏకము అఖండము అగు ఆత్మభావన అద్వితీయ భావనను ఆశ్రయించువానిని మొదట్లో దేవతలు మహాత్ములను కొలవటము లేదు కదా అనే భావముతో అస్పష్టత కలిగి ఉండటం జరిగినా కూడా అందరికీ ఆత్మయే ఉపాసనా వస్తువు కాబట్టి ఆత్మోపాసకులు త్వరలో ప్రేమ గౌరవము ఆశీర్వాదము మొదలైనవి దేవతల నుండి పొందగలరు. ఆత్మకామ పాంక్త యజ్ఞము ఆత్మకామమే ఇదంతా కూడా. సృష్టికి పూర్వము ఆత్మయే నిర్విషయ అద్వితీయమై ఉన్నది. అట్టి ఆత్మకు నేను ఏదైనా చేయాలి అనే పాంక్తము ఇంట్రెస్ట్ బయలుదేరింది. అన్యము యొక్క రూపముగా నాకు ప్రజలు అన్యప్రజ్ఞాజీవులు సంతానోత్పత్తి వస్తు ధన సంపద కావాలి అవసరము అని అనుకోసాగింది. దృశ్యములో ఏవేవో సిద్ధించుకోవటానికే నేను కర్మలు నిర్వర్తించటము కోరుకుంటున్నాను. ఈ విధంగా భావించటం ప్రారంభించగానే ఆత్మ తన యొక్క ఏకత్వమును ఏమరచి అన్యత్వము అన్యముతో అవినాభావత్వము ఇంటర్ డిపెండెన్స్ కల్పనారూపంగా పొందుతోంది. అందుచేతనే ఒక్కడుగా ఉండువాడు తన యొక్క ఒంటరితనమును భరించజాలకపోవటము ధనము వస్తు సంపద స్త్రీలు పుత్రులు స్నేహితులు మొదలైనవి కోరుకోవటము వాటితో అవినాభావత్వము పొందటము జరుగుతోంది. తోచకపోవటము ఏదో ఒకటి చేయాలనే క్రియాభిలాష రూపుదిద్దుకోవటం జరుగుతోంది. ఆత్మ దేనికైనా నాకు ప్రాప్తించాలి అని కోరుకుంటున్నప్పుడు అట్టిది ప్రాప్తించినంతకాలము ఆ ఇచ్ఛయే మనోరూపము దాల్చి ఆ కోరుకుంటున్నదే ఆత్మగా దాచబడుతోంది. ఆత్మకు జీవాత్మకు కోరుకొనుచున్న ఆత్మావేశమే మనస్సు. వాక్యే ఆతని భార్య, ప్రాణమే కుమారుడు పుత్రుడు, చూపియే బుద్ధి అనే ధనము, కంటిచేతనే చూచుకోవాలని కోరుకొంటున్నాడు. శ్రోత్రేంద్రియమే దైవము, వినికిడియే దైవము, జీవాత్మయే అధిదైవము, ఆత్మ నిర్వర్తించు కర్మయే ఈ దేహ ఇంద్రియ వ్యవహారమంతా. భూతభావన అన్యజీవుల భావన ఒకప్పుడు ఉద్భవింపజేసుకోవటం మరొకప్పుడు విసర్జించివేయటమే ఆత్మచేసే కర్మ చమత్కారము. భూతభావ ఉద్భవకరో విసర్గః కర్మసంగితః అక్షర బ్రహ్మయోగం భగవద్గీత. పాంక్తము ఒకటి ఆత్మకర్మలను స్వీకరించటము, రెండు తద్వారా దేహదేహాంతరములను దృశ్య దృశ్యాంతరములను కల్పించుకొనటము, మూడు కొంత సమయము వినోదించటము, నాలుగు మరల ఎప్పుడో అట్టి కర్మాను ఒబలాటము నుండి విరమించడము, ఐదు స్వస్వరూపమునందు సమస్తము లయం చేసి ఓ మౌనము వహించటము, ఓ మొదలైన వ్యవహారమంతా కలిపి ఆత్మ యొక్క పాంక్తము అని చెప్పబడుతోంది. ఇదియే పాంక్త యజ్ఞము. పంచభూతములతో ఐదు సంఖ్యతో నిర్వర్తించేది కనుక పాంక్తము. యజ్ఞము పశువు కూడా పాంక్తమే, పురుషుడు పాంక్తమే, సమస్తము ఈ దృశ్య వ్యవహార రచన అంతా పాంక్తమే. ఈ విధంగా ఎవ్వరైతే సమస్తము ఆత్మ యొక్క పాంక్తన కర్మయే అని, ఇదంతా పాంక్తన యజ్ఞము అని తెలుసుకుంటాడో అట్టి భావముతో ఈ విశ్వమును విశ్వజీవులను ఉపాసనాభావంతో దర్శిస్తాడో అట్టివాడు జగత్స్వరూపుడు జగత్సాక్షి జగదతీతుడు కూడా అయి ప్రకాశించగలడు. మూడు ఐదు పంచమం బ్రాహ్మణము సప్తాన్నములు. సృష్టి సంకల్పాభిమాని సృష్టికర్త సృష్టికి అధిష్ఠానము అగు హిరణ్యగర్భుడు తన యొక్క తపో జ్ఞాన యోగములచే అనుభవికి ప్రసాదిస్తున్న సృష్టి అనే అనుభవరూపమే అన్నము. అయితే ఇక్కడ అనుభవమునకు విషయమయ్యేదంతా కూడా ఏడు రకములుగా వర్ణితము. ఇవే సప్తాన్నములు అని వేదవాంగ్మయముచే వర్ణించి చెప్పబడుచున్నాయి. ఒకటి సాధారణాన్నము, మానవులచే తినబడుచున్న షడ్రుచులు, ఉప్పు, పులుపు, కారము, చేదు, వగరు, తీపి అనురుచులు తో కూడియున్న అన్నము లేక షడ్రసములతో, షడ్రుచులతో కూడిన ఆహారము. రెండు హుతాన్నము, దైవతాన్నము, యజ్ఞమునందు అగ్నిలో వ్రేయించబడే లేక హోమములో అగ్నికి సమర్పించే నేయి మొదలైన ముఖ్య హోమద్రవ్యములు. మూడు ప్రహృతాన్నము, దేవతాన్నము, ఆయి బలిహరణము. యజ్ఞమునకు ముందుగా భూతజాలమునకు బలిగా సమర్పించబడినది. టూ ప్రత్యేకమైన వస్తుజాలముగా హోమములో అగ్నికి సమర్పించినవి నవధాన్యములు, నూతన వస్త్రములు, అనేక దినసులు, వట్టి వేళ్లు మొదలైనవి. నాలుగు మనోసూక్ష్మాన్నము, జీవాత్మన్నము, ఆత్మకు ఆహారము. మనన రూపము, మననము యొక్క సుదీర్ఘాభ్యాసముచే ఏర్పడే మనన సంస్కారములు సూక్ష్మదేహము. ఐదు వాక్కు సూక్ష్మాన్నము, జీవాత్మాన్నము, ఆత్మకు ఆహారము. శబ్ద జనన స్థానము. ఆరు ప్రాణసూక్ష్మాన్నము, జీవాత్మన్నము, ఆత్మకు శక్తి ప్రదర్శనారూప ఆహారము, పంచప్రాణములు, వాటి వ్యవహారములు. ఏడు క్షీరాన్నము, పశువుల కొరకు అన్నము. ఏది ప్రాణము కలది లేనిదియో అట్టి గడ్డి మొదలైనవి జంతువులకు అగుచున్న ఆహారము. ఈ సప్తాన్నములు కూడా ఎల్లప్పుడూ సృష్టించబడినవగు సాధారణాన్నము, హుతాన్నము, భూతాన్నము, మనోసూక్ష్మాన్నము, వాక్సూక్ష్మాన్నము, ప్రాణసూక్ష్మాన్నము, క్షీరాన్నము. ఇవన్నీ భక్షించబడుచున్నప్పటికీ అవన్నీ సృష్టిలో అక్షయమై ఉంటున్నాయి, క్షీణించవు. ఎవడైతే సృష్టిలో సృష్టికర్తచే సృష్టి చమత్కారము కొరకే అన్నములుగా కల్పించబడిన సప్తాన్నములు అక్షయము అని తెలుసుకుంటాడో అట్టివాడు విశ్వముఖుడై సప్తాన్న ఆస్వాదుడు కాగలడు, దేవతలను దర్శించగలడు, మోక్షము సిద్ధించుకోగలడు. ఈ విధమైన వివరణగా స్తుతి శ్లోకములతో వేద వేదాంత వామ్యములో వర్ణించబడియే ఉన్నది. ఏ విధంగా అయితే జగత్పితయగు హిరణ్యగర్భుడు తన యొక్క తపస్సు, మేధస్సులచే, తపన, ప్రజ్ఞలను వినియోగించుటచే సప్తాన్నములను సృజయించారో అదే తపో మేధస్సులచే సాధారణ అన్నముతో బాటుగా అవి ఆహారము, అన్నము గా పొందు జీవరాశుల సమూహములను కూడా సృజయించారు. అయితే అట్టి అన్నమును పొందుటకే జీవుడు పరిశ్రమించియే పొందగలుగునట్లుగా కూడా కల్పించారు. అన్నము ఆహారము ఊరకయే లభించదు, అందుకుగాక కర్మ అనునది కూడా కల్పించారు. అట్టి అన్నమును పొందుటకే చేయు పరిశ్రమ ధర్మ అధర్మములతో కూడినదే ద్విధానంగా సృష్టియందు కల్పించబడింది. అట్టి అన్నము న్యాయార్జితాహారము, దైవార్పితాహారము అయినప్పుడు అది ధర్మముతో కూడిన అన్నముగాను, అన్యాయార్జితము తన యొక్క వ్యక్తిగతంగా పరిమితమై వ్యక్తి దేహధారణ కొరకే మాత్రమే ఉపయోగించబడినది అయినప్పుడు అది అధర్మముతో కూడిన ఆహారముగాను చెప్పబడుతోంది. ధర్మముతో కూడిన అన్నము గురించిన శ్రమ మోక్షమునకు మార్గము అగుచున్నది. అధర్మము గురించిన శ్రమ అనేక జన్మ కర్మ పరంపరలకు కారణముగుచు బంధముగానే పర్యవసానము ఈవెంచువాలిటీ కలిగి ఉంటోంది. దేవతల ఆహారము హుత ప్రహృతములు పరమాత్మ ప్రజాపతి అశరీర దివ్య ప్రజ్ఞలగు దేవతల తృప్తి కొరకై హుతములను, భూత తృప్తి కొరకై బలిహరణములగు ప్రహృతములను హోమ బలిహరణముల రూపంగా రెండు అన్నములను సృష్టించారు. అందుచేతనే దేవతలను ఉద్దేశించి మానవులు హోమములను, బలిహరణములను నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ హోమబలిహరణ విశేషములగు హుతప్రహుతములను కొందరు విశ్లేషకులు, భాష్యకారులు దర్శపూర్ణమాసములు అను శబ్దములచే కూడా చెప్పుచున్నారు. అందుచేతనే కొందరు దర్శపూర్ణమాసములచే నిష్కామముగా దేవతలకు హుతప్రహుతములను సమర్పిస్తూ లోకకల్యాణము, మోక్షసిద్ధిలను ఆశయములుగా కలిగి నిర్వర్తిస్తూ ఉన్నారు. అందుకు ప్రతిగా దేవతలు తమ అశరీర దివ్యకర్మల ద్వారా మానవులకు, జీవులకు ఆహారము, ప్రకృతి సానుకూల్యత, ఇంద్రియ ప్రదానము, దేహరక్షణ మొదలైనవి ప్రసాదించువారే ఉంటున్నారు. పయ పాలు స్వరూపమైన అన్నము పరమాత్మ సృష్టికర్త పశువుల కొరకై పాంచభౌతిక శరీర వృద్ధి కొరకై పయ పాలు స్వరూపమైన అన్నము సృష్టిస్తున్నారు. జీవులదేహములన్నీ మానవులతో సహా మొట్టమొదటగా అట్టి రసరూపమగు పయస్సు చేతనే ప్రకృతిలో రూపాత్మకమవుతున్నాయి. ఈ పయస్సే క్షీరము పాలు అనుక్షీరసాన్నమై సకల జీవుల పట్ల పుట్టగానే ఇమిడియట్లీ ఆఫ్టర్ బర్త్ ఆహారమగుచున్నది. పయోహి ఏవ అగ్రే మనుష్యాశ్చ పశవశ్చ ఉపజీవంతి తస్మాత్ కుమారం జాతం ఘృతం వైవ అగ్రే ప్రతిలేహయంతి స్తనం వా అనుధాపయంతి మాం. స్లో 2. క్షీరమే సర్వరసములకు పదార్థములకు ఆధారము అయి ఉన్నది. అందుచేతనే క్షీరమును మనుజులు క్షీరజములుగా మొట్టమొదట పిల్లవాడు పుట్టగానే అన్నముగా ఆహారముగా ఉపయోగిస్తున్నారు. అట్లాగే పశువులు జంతువులు కూడా పుట్టగానే క్షీరమును త్రాగి దేహము నిలిచినట్లుగా మొట్టమొదటగా ఏర్పడి ఉన్నది. అండజ పక్షులు స్వేదజ కీటక ఇత్యాది కూడా అందించు పోషకాహారము క్షీరము యొక్క రసతత్వముతో ఇమిడినవై ఉన్నాయి. ఇందుచేతనే పుట్టిన బిడ్డకు జాతక కర్మ నిర్వర్తించేటప్పుడు పాల నుండి జనించే నేతిని గీ మత్రోచ్చారణాపూర్వకంగా ఆ బిడ్డ యొక్క పెదమలకు తండ్రిచేత తాకింపజేస్తున్నారు. ఆ సందర్భములో తల్లిచేత చనుపాలును బిడ్డకు త్రాగింపజేస్తున్నారు, కుడిపింపజేస్తున్నారు. ఆపై ఆయురారోగ్య ఐశ్వర్యములు ఆశీర్వదించటానికి ఉపాసించు మంత్రములు చెప్పుచున్నారు. ఈ విధంగా పశువులకు అన్నముగా పశువన్నముగా సృష్టించబడిన క్షీరము పాలు మిల్క్ ను శిశువు యొక్క జాతక కర్మ సందర్భంలో ఉపయోగిస్తున్నారు. కనుక ఈ మానవుని శిశువు స్థితిని గురించి చెప్పుకొంటున్నప్పుడు అతృనాదుడు అనే శబ్దమును జాతక కర్మ మంత్రములలోనూ తదితర సందర్భములలోనూ ఉపయోగిస్తూ ఉన్నారు. క్షీరము అమృతమయము, ఎందుకంటే క్షీరము పాలు లోనే స్థావర జంగమాత్మకమైనట్టి నోన్ మూవింగ్ అండ్ మూవింగ్ బీయింగ్ ఆఫ్ ద క్రియేషన్ సమస్త ప్రపంచము అంతర్గత రసరూపమై ఉన్నది. ఎవ్వరైతే క్షీరముతో అనగా సర్వాధారమైన పాలతో ఇష్టదేవతకు ఒక సంత్సరకాలము హోమము చేస్తాడో అట్టివాడు భౌతిక దేహానంతరము భౌతికత్వమును అధిగమించినవాడే దేవతలలో ఒకడుగా జన్మను సిద్ధించుకోగలడు. కాని బ్రాహ్మణముల గురించి విశదీకరించి వ్యాఖ్యానించు బ్రాహ్మణవాదులు కొందరు ఈ విధంగా అంటూ ఉంటారు, క్షీరముతో హోమము చేయటము కర్మ ప్రాధాన్యమైనది, కనుక అది ఉత్తమ లోకములలో జన్మలకు జన్మల వలన కర్మలకు కారణమేగాని ఆది జన్మరాహిత్యమునకు ఉత్తమమైన త్రోవ కాదు. జన్మరాహిత్యమునకు జ్ఞానమే మార్గము. అట్టి క్షీర హోమము అగ్నిరూప ప్రజాపతిని సిద్ధింపజేసి పునర్జన్మలను కలిగించునదే అగుచున్నది. అయితే క్షీరములో పాలలో సర్వతత్వములు ప్రక్షిప్తమై ఉండటంచేత పయోరూపమైన ఆహుతి యొక్క వివరణాత్మక విశేషములచేత అట్టి ఆహుతులను సమర్పించు కర్త మోక్షమే ఆశయముగా కలిగి ఉన్నప్పుడు బుద్ధి నిర్మలము కాగలదు. ఆతడు తప్పక జగత్తుకే ఆత్మాయి ప్రకాశించగలడు. ఎవ్వరైతే ఉత్తమాశయముతో పరమాత్మతో మమేకమే మహదాశ్యముగా కలవాడే ఉదయము సాయంత్రము కూడా క్షీర ఆహుత ప్రక్షేపణముతో హోమము నిర్వర్తిస్తూ ఉంటాడో అట్టివాడు సంవత్సరకాల హోమముచే సర్వదేవతా స్వరూపుడు కాగలడు. సప్తాన్నముల అక్షయత్వము, మనము చెప్పుకున్న సప్తాన్నములు భోక్తల కొరకే పరమాత్మచేతనే సృజీయింపబడుతోందని చెప్పుకున్నాము కదా. ఈ విధంగా సాధారణాన్నము మానవుల కొరకు, హుతాను ప్రహుతాన్నములు దేవతల కొరకు, మనోవక్ ప్రాణాన్నములు జీవాత్మ కొరకు, క్షీరాన్నము పశువుల కొరకు సృష్టించబడగా అవన్నీ ఆయా వేరువేరు భోక్తలు అనుభవిస్తూ ఉన్నారు. ఆ విధంగా భక్షించబడుచుండగా ఆ సప్తాన్నములు సృష్టిలో తరిగిపోతూ ఉన్నాయా? లేనేలేదు. ఎందుచేతనంటే పరమాత్మయే సృష్టికర్తగా సప్తాన్నములను సృష్టించి సమస్త సృష్టికి తండ్రి వంటివాడు అగుచున్నాడు. సృష్టికి కర్త ద క్రియేటర్ తానే అగుచున్నాడు. కర్మ ద ఫంక్షన స్వరూపుడై నడిపిస్తున్నాడు. అంతేకాకుండా పాంక్తస్వరూప భోక్త ద యూసర్ ద ఎంజోయర్ ద కోన్స్యూమర్ ద ఎక్స్పీరియన్స అగుచున్నాడు. సప్తాన్నములకు భోక్తాయి సప్తాన్నములను తానే అనుభవిస్తున్నాడు. ఆ పరమాత్మ అక్షరక్షేస్వరూపుడు అయి తన యొక్క అక్షయ లీలా వినోదము చేత ఆయా కాలములందు ఎప్పటికప్పుడు తన యొక్క తపోప్రజ్ఞాస్వరూపముతో సప్తాన్నములను సృష్టిలో అక్షయముగా సృష్టిస్తూనే ఉన్నారు. అనగా తన యొక్క వాక్కు ఓ మనస్సు ఓ కాయములతో సప్తాన్నములను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడా అక్షయంగా సృష్టిస్తూనే ఉంటున్నారు. అందుచేతనే పరమాత్మ అక్షరుడు, అక్షయుడు, అక్షయకారకుడు అని వేదశబ్దములచే శ్లాఘించబడుచున్నారు. అట్టి అక్షయ సప్తాన్న సూజకుడుగా పరమాత్మ అయి ఉండకపోతే ఇక్కడి సప్తాన్నములు కొద్ది కాలములోనే నశించిపోయేవే, కాని అట్లా జరగటం లేదు. ఈ విధంగా సప్తాన్నములు సర్వదా సర్వత్రా ఏమాత్రము క్షీణింపనివే అయి ఉన్నాయి. ఎవడైతే సప్తాన్నముల అక్షయత్వమును పరమాత్మ యొక్క అక్షరత్వమును ఎరుగుచున్నాడో అట్టివాడు సృష్టిలోని సప్తాన్నములకు తానే కర్త, కర్మ, భోక్త కూడా అయి విశ్వతోముఖుడే. తానే సమస్తము ఆస్వాదించు పరమాత్మ స్వరూపుడగుచున్నాడు. దేవాత్మభావమును నిశ్చలము అననిత్యము చేసుకుని సర్వదేవతా స్వరూపుడగుచున్నాడు. సర్వసాంసారిక సంబంధ అనుబంధ శృంఖలముల నుండి ఫ్రోమ్ ఓల్ బోండెజెస్ విడివడి మోక్షస్వరూపుడు అగుచున్నాడు. స ఊర్జం ఉపజీవతీతి ప్రశంస. ఇవన్నీ మనము ఆత్మభగవానుని స్తుతి కొరకు చెప్పుకుంటున్నామేగాని ఇతహపూర్వము లేనిది, ఇప్పుడు క్రొత్తగా వచ్చుచున్నది అనే రూపంగా ఏదీ చెప్పుకోవటం లేదు. ఈ జీవుని పరమాత్మత్వము సప్తాన్నకర్త, కర్మ, భోక్త చమత్కారము సర్వదా నిస్సంశయముగా ఏర్పడియున్న సత్యమే అయి ఉన్నది. ఈ జీవుడు అన్నము కూడా పరమాత్మకు అంశరూప అభిన్నములే. జీవాత్మాన్నములు, మనోవాక్ ప్రాణములు, ఆ ప్రజాపతి సప్తాన్నములలో మూడు రకములైన అన్నములను తన యొక్క స్వానుభవము కొరకే నిర్మించుకుంటున్నారు. అవి ఒకటి మనస్సు, రెండు వాక్కు, మూడు ప్రాణము. ఒకటి మనస్సు. మననిరుపమగు మనస్సును పరమాత్మయే సృష్టి యొక్క లీలావినోదము కొరకే కల్పించుకొనుచున్నారు. నేను వేరే మనస్సు కలవాడను అగుచున్నానను భావనను ఆశ్రయిస్తున్నారు. అట్టి మనస్సు చేతనే తాను అనుభవి ద ఎక్స్పీరియన్సా అను జీవాత్మరూపమును దాల్చుచున్నారు. ఆ విధంగా ధారణ చేసి మనస్సుతోనే చూస్తున్నారు, వింటున్నారు, సంకల్పిస్తున్నారు, వాంఛిస్తున్నారు. ఆయన యొక్క మనస్సే హిరణ్యగర్భుడు, త్రిలోకములు, జాగ్రత్ స్వప్న సుషుప్తి త్రి అవస్థలు కూడా. సంశయము డౌటిన్ సంశయ జ్ఞానము ద నాలెడ్జ్ రిక్వైర్డ్ ఫోర్ డౌటిన్ ఆస్తిక్య బుద్ధి ద విజ్డమ్ రిగార్డింగ్ ద సెన్స్ ఆఫ్ ఐ ఆమ్ ఎగ్జిస్టెంట్ అండ్ ద సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్ మైటీ గోడ్ అశ్రద్ధ డైవర్నన్ నోన్ అటెన్షన్ టు వర్డ్ సెల్ఫ్ ధారణ హోల్డింగ్ అండ్ మూవ్ టు అ పర్టిక్యులర్ ఐడియా ఒపీనియన్ కాసూసన్ ఎక్సెట్రా అధృతి నోన్ హోల్డింగ్ ఎనీ వన్ ఐడియా ఒపీనియన్ కోజసన్ ఎక్సెట్రా లజ్జ అడోప్టింగ్ రిలేటివిటీ అండ్ హోల్డింగ్ లో ఒపీనియన్ అబౌట్ వన్స్ ఓన్ సేఫ్ ఎక్సెట్రా ప్రజ్ఞ అనాలిటికల్ ఆప్లికేషన్ ఆఫ్ లాజిక్ భయము ఫియర్ ఇవన్నీ కూడా మనస్సే. ఇవేవి కూడా మనస్సు అని మనము పిలుస్తున్నదానికి ఈషన్మాత్రం కూడా వేరు కాదు. ఎవరైనా ఒకని వీపిమీద తాకగానే ఆ స్పర్శ ఆ స్పర్శించినవానిని అతడు మనస్సులోనే గుర్తించుచున్నాడు. ఈ విధంగా పంచేంద్రియములు మనస్సుకు ఐదు చేతి వ్రేళ వంటివి. రెండు వాక్కు పలుకుచున్న వినుచున్న సమస్తము కూడా వాక్కు యొక్క స్వరూపమే. వస్తు నిర్ణయమును అనుసరించి వాక్కు సారూప్యము పొందుతోంది. వాక్కుచే వస్తువు గుర్తించబడి గమనించబడుతోంది. అంతేగాని వాక్కు స్వయముగా వస్తువై ప్రకాశించేది కాదు. కాని వాక్కు మనస్సు యొక్క స్వనర్ధముచే మనస్సు సమక్షంలో ఓ వస్తువును ప్రకాశింపజేస్తోంది. మనస్సే వాక్కురూపము దాల్చుచున్నది. వాక్కును ఉపకరణంగా చేసుకుని వస్తువును అనుభవముగా పొందుతోంది. వాక్కుకు సమస్త దృశ్యము అన్నస్వరూపమే. సమస్తమునకు వాక్కే అన్నాదము. మూడు ప్రాణము. పంచప్రాణములైనట్టి ప్రాణంపానవ్యానుదాన సమాన ప్రాణములు ప్రాణము యొక్క శరీరములోని వివిధ చేష్టలు దేహచేష్టా సంబంధమైన వృత్తులు సమస్తము ప్రాణమే. ప్రాణమే మనస్సు. మనస్సే ప్రాణము కూడా. మనోప్రాణములు ఒకే శక్తి యొక్క ద్వివిధ చర్యలు ప్రదర్శనలు వంటివి. ఇతి ఏతత్ సర్వం ప్రాణయవ ఏతన్మయో వ అయమాత్మా వాక్మయో మనోమయః ప్రాణమయః మం. శ్లోక్ 3. ఈ కనబడేదంతా ప్రాణమేమై ప్రాణస్వరూపమే అయి ఉన్నది. ఈ జీవాత్మ కూడా వాక్మనో ప్రాణమయుడు. ఈ మూడిటి చమత్కారమే జీవాత్మ యొక్క ప్రదర్శనశీలత్వము. మనోవాక్ ప్రాణములనే అన్నము యొక్క వికారరూపమే ఈ దేహము. అనగా ఈ దేహము మనో వాక్ ప్రాణ వికారరూపమే. అట్లాగే వాక్ మనో ప్రాణములే భూలోక భూవర్లోక సువర్లోకములు కూడా. వాక్యే ఋగ్వేదము, మనస్సే యజుర్వేదము, ప్రాణమే సామవేదము. ఈ విధంగా వాక్ మనోప్రాణములే త్రయీ వేదములు. వాక్యే దేవతలు, మనస్సే పితృదేవతలు, ప్రాణరూపములే మనుష్యులు. ఈ విధంగా వాక్ మనోప్రాణములే దేవ పితృ మనుష్యులు కూడా. మనస్సే పిత తండ్రి, వాక్యే మాత తల్లి, ప్రాణమే సంతతి. ఈ విధంగా తండ్రి తల్లి సంతతి మనోప్రాణవాక్కులే అయి ఉంటున్నాయి. ఈ జీవుని పట్ల ఒకటి విజ్ఞాతము తెలుసుకొనబడినది, రెండు విజిజ్ఞాస్యము తెలుసుకోవాలని అనిపించేవి, మూడు అవిజ్ఞాతము ఇంద్రియములకు గోచరిస్తూ కూడా వాస్తవ స్వరూపము ఏమిటో తెలియరానిది అనే మూడు విశేషాలు ఏర్పడినవై ఉంటున్నాయి. అందులో ఆయి తెలుసుకోబడినది విజ్ఞాతము వాక్స్వరూపము. వాక్కు విజ్ఞానస్వరూపం. వాక్యే విజ్ఞానస్వరూపమై వాగ్విభూతి తెలిసిన వానిని రక్షిస్తోంది. టూత్ ఇంకా తెలుసుకోవాలి అని ఇష్టంగా అనిపించేది విజిజ్ఞాతము మనస్సుకు ఇష్టమైనవి మనోస్వరూపము. తెలుసుకోవటానికి ఇష్టపడేదే మనోరూపములు. ఇష్టమే ప్రేమ, ప్రేమయే భక్తి. మనస్సే తెలుసుకోవటానికి ఇష్టపడు ప్రేమ. మనస్సు ప్రేమరూపమై మనోవిభూతిని తెలుసుకున్న వానిని మధురపరచుచున్నది. 3. ఇంద్రియములకు గోచరముగుచున్న ఇంద్రియ విషయ పరంపర స్వరూపము ఆత్మగా అవిజ్ఞాతము. ఇంద్రియములకు గోచరిస్తున్న దృశ్య వ్యవహారమైన అజ్ఞానము కూడా ప్రాణస్వరూపమే అయి ఉన్నది. చివరికి ఇంద్రియ గోచరమైనదంతా ప్రాణస్వరూపముగా నిరూపణము అగుచున్నది. అట్టి ప్రాణమహాత్మ్యము తెలిసిన వానిని ప్రాణశక్తి సర్వదా కాపాడుచున్నది. దేహదేహాంతర సందర్భములలో కూడా జీవుని వీడక ఆతని పట్ల సర్వదా సుఖమయముగుచున్నది. తస్యే వాచః పృథివీ శరీరం. వాక్కుకు ఈ పృథివీయే శరీరము. శరీరములోని ఇంద్రియములు జ్యోతి అగ్ని స్వరూపము. పృథివి తేజస్సు సోలిడ్ ఆండ్ హీట్ లైట్ ఈ రెండు ఎంతవరకైనా పరిమాణము కలిగి ఉంటాయో ఈ భూమి అర్థ్ కూడా అంతవరకు విస్తరించినదే ఉంటోంది. అగ్ని కూడా అంతవరకు విస్తరించినదే ఏర్పడి ఉంటోంది. మనస్సు రెండు శరీరములు. ఈ మనోవిభూతికి అద్యులోకము శరీరము. అట్టి మనస్సుకు ఆధేమగు ఆధారము తనదైన కారణము సూర్యుడు. ద్యులోకము అశరీర ప్రజ్ఞాదేవతల లోకము ఆధ్యాత్మముగాను ఆదిత్య తేజో అగ్ని స్వరూపమునందు అధభూతము భౌతికము గాను ఉన్న మనస్సు ఎంత పరిమాణము ఆస్ ఎక్స్టెండెడ్ కలిగి ఉంటే అంతవరకే ద్యులోకము విస్తరించి ఉంటోంది. అంతవరకే ఎన్లైటన్మెంట్ రూపుడగు ఆదిత్యుడు కూడా విస్తరించి ఉంటున్నారు. సూర్యుడు కూడా అంతే పరిమాణము కలిగి ఉంటున్నారు. ఆధిదేవికములే వాక్కు మనస్సులు. ఆధిదేవికములకు తండ్రి సూర్యుడు, తల్లి అగ్ని. ఆ రెండిటి కలయిక సంగమము మిథునము అనబడుతోంది. తల్లిదండ్రులగు అగ్న్యాదిత్యుల సంగమము నుండి వాయువు జనిస్తోంది. అట్టి వాయువు పరమేశ్వర రూపమే. సమస్తే వాయుః త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. అట్టి పరమేశ్వరుడు తనకు సమానమైనదేదీ లేకపోవుటచే శత్రువు ప్రతిపక్షము ఆయనకు ఉండదు. ఎవ్వరైతే వాయువుకు పరమాత్మకు శత్రువులు ఉండరు అనే తత్వమును గ్రహిస్తారో వారి దృష్టియందు ఈ దృశ్య జగత్తులో శత్రువులు ఉండరు. ప్రాణమునకు దేహము ఉదకము. చంద్రుడే ప్రకాశరూపమైన కారణము అవయవము. ప్రాణము ఎంతవరకు విస్తరించినదే ఉంటుందో అంతవరకు ప్రాణము యొక్క దేహము అగు జలము కూడా విస్తరించి ఉంటుంది. చంద్రుడు ఔషధగుణముతో కూడిన చంద్రప్రకాశము కూడా అంతవరకు విస్తారితమై ఉంటుంది. ఏతే సర్వైవ సమానః సర్వే అనంతాః. ఒకటి వాక్కు, రెండు మనస్సు, మూడు ప్రాణము, ఈ మూడు కూడా సర్వదా సమానముగాను అనంతముగాను అయి ఉన్నాయి. ఎవరైతే వాక్కు మనో ప్రాణములు అనంతములు కావు అంతముగలవి అనుభావము కలిగియుండియే ఉపాసిస్తూ ఉంటాడో అట్టివాడు అంతముగల లోకములు మాత్రమే పొందటము జరగగలదు. ఎప్పటికప్పుడు వేర్వేరైన జన్మ పరంపరలు పొందువాడుగాగుచున్నాడు, అనంతమగు ఆత్మను ధారణ చేయలేడు. అథయో హి ఏతాన్ అంతవత్ ఉపాస్తే అంతవంతం స లోకం జయతి. ఎవడు వాక్ మనో ప్రాణములను ఆత్మవలనే అనంతములు అని ఉపాసిస్తున్నాడో అట్టివాడు అంతమే స్వభావముగాగల సమస్త లోకములను జయించి అనంతమగు ఆత్మను అమృతస్థానమును స్వాభావికముగాను నిస్సందేహముగాను సిద్ధించుకుంటున్నాడు. కాలరూప ప్రజాపతి షోడశ కళలు. సృష్టికర్తయగు ప్రజాపతియే కాలరూపమగు సంవత్సర ప్రదర్శకుడై ఉంటున్నారు. అట్టి ప్రజాపతికి పాడ్యమి నుండి పౌర్ణమి వరకు గల 15 తిథులు, 15 కళలు. ఏ కళ అయితే అమావాస్యనందు జగత్రాహిత్యమునందు శేషింటి ఉంటోందో అదియే షోడశ 16వ కళ. అట్టి అమావాస్య కళ 16వ కళ. అస్య షోడశీ కళాన రాత్రిభ్యః ఏవాచ పూర్యతే అపచక్ష్యతే మాం. శ్లో 14. రాత్రిచే పూరించబడేది కాదు. అట్టి అమావాస్య ఎందు శేషించే కళ సర్వదా సర్వత్రా శాశ్వతమైనట్టి 16వ కళ. ఆ అమావాస్య కళ రాత్రియందు మౌనంగా ఉండి తెల్లవారగానే ప్రాణధారణచే ఈ సర్వముగా అన్యముగా అగుచున్నది. ఆ మరునాడు 2వ కళగాను, ఆ తరువాత 3వ కళగాను మరల 15 కళలుగా తనను తాను ప్రదర్శించుకొనుచున్నది. అట్టి 16 వదగు నిర్విషయము కేవలము అగు కళ అమావాస్య చేతనే ప్రజాపతి జలపానము చేయుచు ఔషధులను రక్షించుచు సమస్తమునందు వ్యాపించుచున్నారు. అమావాస్య కళ నుండి ఆ మరునాడు ప్రాతకాలమునందు 2వ కళగా ప్రారంభన్యాసము స్వీకరిస్తున్నారు. ఈ విధంగా ప్రజాపతియే శుక్లపక్షము పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ప్రతిరోజు ఒక్కొక్క కళగా వృద్ధి చెందుచున్నారు. పౌర్ణమాసీయందు షోడశ కళ సమన్వితుడు అగుచున్నారు. తిరిగి కృష్ణపక్షము పాడ్యమి నుండి అమావాస్య వరకు ప్రతిరోజు ఒక్కొక్క కళను వదలుచు క్షీణించుచుండగా అమావాస్య తిథి ఎందు ఏకకళగా శేషించినవారు అగుచున్నారు. ఈ విధంగా సో అమావాస్య రాత్రిం ఏతయ షోడశ్య కళయ సర్వం ఇదం ప్రాణభృత్ అనుప్రణిశ్య తతః ప్రాతః జాయతే మాం. శ్లో 14. అమావాస్య నుండి ఒక్కొక్కరోజు తన 15 కళల ప్రదర్శనము పౌర్ణిమినాడు సమగ్ర స్వరూపుడవటము, తిరిగి కృష్ణ పాడ్యమి నుండి ఒక్కొక్క కళ ఉపసంహారము అమావాస్యయందు 15 కళలకు ఆవల ఏకస్వరూపుడై విరాజిల్లటము, ఇదంతా కూడా ఆత్మభగవానుని నుండి బహుచమత్కారంగా జరుగుతూ వస్తోంది. అందుకే అమావాస్య సందర్భము సమయమునందు సమస్తము లయము అయి ఏకమగు సర్వకళాతీతుడగు 16వ కళాస్వరూపుడై ఉండటము జరుగుతోంది. ఈ జీవుడు శాశ్వతమగు ఏకకళగా శేషించినవాడగుచున్నాడు. చంద్ర సంబంధమైన కళలే జగత్ వికాసరూపమగు విత్తము. కాలమునకు సంబంధితమై కాలమునకు అవయవములుగా ఉంటున్నదే జగత్తు. అట్టి జగత్ జగత్ జనించు గతించు పరిణామహేతువే ఆత్మయొక్క కర్మ విశేషము. పరమాత్మయొక్క అవయవము వంటిదే జీవాత్మ అని ఆత్మజులచేతను కాలతత్వము ఎరిగిన కాలజ్ఞులచేతను చమత్కరిస్తూ వర్ణించబడుతోంది. పాంక్తకర్మలు కర్మఫలములు ఈ విధంగా స్వతహగా కేవలుడగు కేవలాత్మస్వరూపుడగు ప్రజాపతి నాకు భార్య ఉండునుగాక, సంతానము కలుగునుగాక, ధనము ప్రాప్తించునుగాక, కర్మలు చేయుదునుగాక అనే రూపముగల వాంఛలు పొందుచున్నారు. స్వయంకృతము అయి ఉన్న జాగ్రత్ స్వప్న సుషుప్తులనబడే పాంక్త కర్మల ఫలస్వరూపుడై ఫలానుభవ స్వరూపుడై ఉంటున్నాడు. పునః సవివరణ. సహజమగు ఆత్మయే స్వరూపముగాగల పరమపరుషుని నుండి అన్యము అను విస్తారణ రూపముగా ఏర్పడుచున్న 15 కళలే శుక్లపక్షము. అనన్య అన్యముల పూర్ణత్వమే 16 వదగు పూర్ణిమ. ఇది పూర్ణత్వము. మరల ఆయా 15 కళలు స్వస్వరూపము వైపు అన్యము నుండి అనన్యమగు ఆత్మవైపుగా ఉపసంహారము చేయబడటమే పౌర్ణమి నుండి అమావాస్య వరకు గల 15 కృష్ణపక్ష తిథులు. అట్టి ఉపసంహారముచే ఏర్పడే నిర్విషయ చైతన్యము 16 వదగు అమావాస్య అది సమస్తము ఆత్మయందు మౌనము వహించినట్టి ఏకైకాంత స్థానము. ఇది శూన్యత్వము. అమావాస్యే శుక్లకృష్ణపక్ష అన్యసంబంధమైన వికాస ఉపసంహారములకు జననస్థానము. అమావాస్యందు అనేకమంతా ఏకమునందు అంతర్విభాగము అప్రదర్శనశీలము అగుచున్నది. అట్టి పరమార్థమును దృష్టిలో పెట్టుకొనియే అమావాస్య రోజు పాపులను కూడా హింసించరాదు. పితృదేవతలకు సంతర్పణ మొదలైన ఉపాసనలు చేయబడుగాక. అమావాస్య శూన్యమునకు ప్రతీక అయినట్లే పౌర్ణమి పూర్ణమునకు ప్రతీక. ఈ మొదలైన నియమములను విధి విధానములను శాస్త్రములు సాధకజనులకు ఉపదేశిస్తున్నాయి. అహింస పరమోధర్మ. అహింసయే పరమధర్మము. అట్టి అహింసావ్రతమే దేవతల యొక్క ప్రజాపతి యొక్క ఉపాసన. మానవులకు కూడా అది ఏ ధర్మము అయి ఉన్నది. అంతా ప్రజాపతి స్వయం ప్రదర్శనమే. ప్రజాపతియే కాలస్వరూపుడు, సంవత్సర స్వరూపుడు, శుక్లకృష్ణ స్వరూపుడు. ఆయనే షోడశ 16 కళలు తనవే ఉన్నవాడు. ఆయనే జీవాత్మగా సమస్త దేహములందు వెలిచున్నారు. దృష్టాంతానికి నాటకములోని పాత్రల పరస్పర సంబంధములు, పాత్రలు, గుణగణములు ఇవన్నీ కూడా నాటకరచనా ప్రదర్శనమే కదా. అట్లాగే షోడశ కళా చమత్కారములన్నీ ప్రజాపతి యొక్క ప్రదర్శన విశేషములే. ఈ విధంగా ప్రజాపతి సర్వాత్మక సర్వవిశేష స్వయం తత్వము ఎరిగినవాడు తానే ప్రజాపతి కాగలడు. 15 కళలు ప్రజాపతి యొక్క సంపద వంటిది. ఇక 16వ కళ వృద్ధిక్షయము లేని పరమాత్మస్వరూపమే. ప్రజాపతి భావన యొక్క వృద్ధి క్షయ శుక్లకృష్ణ పక్షములు చంద్రుని విశేషములై సంజ్ఞాపూర్వకముగా కేవలము సందర్భముల మధ్య చమత్కృతులగుచున్నాయి. ఆత్మస్వరూపమే శాశ్వత కళ. అదియే రథము యొక్క చక్రదృష్టాంతంగా కూడా చెప్పబడుతోంది. ఇట్లాగంటారా, అమావాస్యానంతరము పౌర్ణమి అనంతరం శుక్ల పాడ్యమి నుండి పౌర్ణమి వరకు 15 కళలు. 16వ కళ పౌర్ణిమ పూర్ణము. బృహదారణ్యక ఉపనిషత్కాల చక్రము కృష్ణ పాడ్యమి నుండి అమావాస్య వరకు 15 కళలు. 16వ కళ అమావాస్య. నిర్విష కేవలము శూన్యం. ఆత్మయొక్క స్వరూపమే శాశ్వతమైన కళ. ఆత్మయొక్క విన్యాసమే షోడశ కళా చమత్కారము. అదియే రథచక్ర దృష్టాంతము. బండి చక్రమునకు ఆకులు రెక్కలు 15 15 వలెనే ఆత్మకు ఇహము అన్యము అనబడేదంతా ధనము సంపద వంటిది. ఈ విధంగా బాహ్యముగా పొందబడేదంతా ఆత్మ లేక జీవాత్మ యొక్క స్వయం విభవరూపమగు సంపదయే అయి ఉన్నది. అందుచేతనే బాహ్యమున దేహముతో అలసిపోయినప్పటికీ చక్రము వంటి ఆత్మస్వరూపిగా ఈ జీవుడు అమృతుడు, జన్మకర్మరహితుడు, కాలమునకు ఆవలవాడు, మృత్యురహితుడు కూడా. బాహ్యదేహము దృశ్యము అనే విత్తము కాలనుగతంగా నశించవచ్చుగాక. బండిచక్రము అధిరోహించే ఆత్మకు నాశనముగాని హానివృద్ధులుగాని లేవు. హానివృద్ధులుగా కనిపించే దేహ దృశ్య వస్తు చమత్కారమంతా ఆత్మకు చెందినదే అయినప్పటికీ కేవల ఆత్మస్వరూపుడగు పరమపురుషునకు హాని వృద్ధులు లేవు. అయితే ఆయన కల్పనాంశమాత్రమగు జీవాత్మానుభవి మాత్రం అవన్నీ తనవిగా మనోగతంగా పొందటము జరుగుతోంది. తనకు హాని వృద్ధులు ఉన్నట్లు జీవాత్మగా పొందబడుచున్నది. అధ త్రయోవావలోక మనుష్యలోక పితృలోకో దేవలోక ఇతి. ఈ జీవుని యొక్క లోక సంబంధమైన సమస్త అనుభవములు క్రోడీకరించి 3 3 లోకములుగా చెప్పబడుతోంది. ఈ 3 జీవునిచే ఆత్మభావన సిద్ధికై జయించబడవలసినట్టిది. 1 మనుష్యలోకము. ఈ లోకము జీవునిచే పుత్రసంతానము పుత్రునికి సమర్పించివేయటము అను సాధన సహాయముతో జయించబడుచూ ఉంటోంది. మరింక దేనిచేతను జయించబడజాలదు? పుత్రేణైవ జయ్యో నాన్యేన కర్మణ. పుత్రునికి సమర్పించటము అనగా జీవాత్మాంసకు సమర్పించటము అని కూడా అంతరార్థము. రెండు పితృలోకము, పితృలోకము అగ్నిహోత్రము మొదలైన ఆయా సశాస్త్రీయమైన కర్మలచే జయించబడగలదు. మూడు దేవలోకము, ఇది ఆత్మ గురించిన విద్యచే జయించబడగలదు. అంతేగాని పుత్రుల సహాయంతోనో కర్మల సహాయంచేతనో జయించబడజాలదు. అన్ని లోకముల జయము కంటే దేవలోక జయము శ్రేష్టమైనది. అందుచేత అన్ని విద్యల కంటే ఆత్మవిద్యయే జీవుని పట్ల శ్రేష్టాతిశ్రేష్టమైన విద్య. దేవలోక జయము గురించిన సాధన అగు ఆత్మవిద్యయే విద్యులచే అన్నిటికన్నా మహత్తరము అని కీర్తించబడుతోంది. మనుష్యలోక జయము సంప్రతి లేక సంప్రదాన కర్మ వ్రతము. ఈ జీవుడు ప్రాపంచికమైన సమస్త సంబంధముల నుండి బాధ్యతాభావము నుండి విడివడటానికే ఒకనొక మార్గంగా శాస్త్రములు సంప్రదాన కర్మ సూచిస్తూ ఉన్నాయి. అద్దాని విధానము గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాము. తండ్రి పుత్రుని పిలచి, పుత్రం ఆహ త్వం బ్రహ్మ, త్వం యజ్ఞ, త్వం లోకః, బిడ్డా నీవే బ్రహ్మమువు, నీవే యజ్ఞకర్మ స్వరూపుడవు, నీవే ఈ సమస్తలోక స్వరూపుడవు. పుత్రుడు అందుకు సమాధానంగా తండ్రితో, పుత్రం ప్రత్యాహ అహం బ్రహ్మ, అహం యజ్ఞో, అహం లోక. తండ్రి, అవును నేనే బ్రహ్మమును, నేనే యజ్ఞమును, నేనే లోకమును. ఈ విధంగా ఏదేది తండ్రి వివరంగా విస్తారంగా పేరు పేరున చెప్పలేదో అవన్నీ కూడా బ్రహ్మము అనే పదముతో అన్నీ కలిపి చెప్పినట్లే అవుతుంది. ఆ పదముతో ఏకత్వము కలిగినట్లే. ఏ యజ్ఞములు తండ్రిచే చేయబడినవై, చేయబడుచూ ఉన్నవై, చేయాలనుకున్నవై, చేయబడనివై ఉన్నాయో అవన్నీ యజ్ఞము అనే పదముతో ఏకత్వము కలిగి ఉన్నట్లే. ఏ లోకములు తండ్రిచే జయించబడినవై, ఇంకా జయించబడనివి అయి ఉన్నాయో అవన్నీ లోకములు అనే పదము మాట చే ఉద్దేశించబడినట్లే. తండ్రి ఇంకా ఇట్లా సంప్రదాన కర్మ నిర్వర్తిస్తూ చెప్పుచున్నారు. ప్రియపుత్రక, ఈ సంప్రదాన కర్మచేత నేను నిర్వర్తించవలసియున్న సమస్త కార్యక్రమములు, నిర్వర్తించిన కార్యములు, లోక ప్రయోజన వ్యవహారములు, ఇంకను చేయాలని అనుకుంటూ చేయని కార్యక్రమములు, బంధువుల పట్ల నిర్వర్తించవలసియున్నవి, వంశపారంపర్య దైవ కార్యక్రమములు, అవన్నీ నీకు బాధ్యతాయుతంగా చేతికందిస్తున్నానయ్యా. కుమారుడు అవన్నీ స్వీకరిస్తూ అంగీకారము పలుకుతాడు. పరమాత్మ స్వరూపమునకు జీవాత్మ స్వరూపమే పుత్రుడు. అంతేకాకుండా ఇతహపూర్వము నేను వేదముల ఉపాసనగా అధ్యయనము చేసియున్నది, చేయతగిన యజ్ఞములు తప్పక చేయవలసినవి, జయించవలసియున్న మనుష్య, పితృ, దేవలోకములు అనివార్యంగా, వంశపారపర్యంగా చేయవలసిన వ్రత, యజ్ఞ, యాగ, నోముగు, గురుసేవ వంటి ఆయా కొన్ని గురు ఆజ్ఞలు, ఉపాసక వంశాచార కార్యక్రమములన్నీ ఆత్మావై పుత్రుడవగు నీకు అప్పజెప్పుచున్నాను. కుమారా, ఈ విధమైన సంప్రదాన కర్మచేత నేను విముక్తుడను, రిలీవ్డ్ అగుచున్నాను. ఇంతవరకు సాంఘికంగా నేను భరిస్తున్న భారములన్నీ ఇక మీదట నీవు వహించి, నీయందు బాధ్యతాభావములు స్వీకరించి, నాకు ఇప్పటివరకు చెందిన లోక వ్యవహారములన్నీ నీవు కొనసాగించదవుగాక. నాకు విరమించటము, విరామము, విశ్రాంతి ఇస్తూ వానప్రస్థమునకు లేక సన్యాస స్వీకారమునకు అంగీకరించదవుగాక. ఇట్టి సంప్రదాన కర్మను సవివరంగా వర్ణిస్తూ శృతులు ఇంకా ఈ విధంగా పుత్రుని గురించి స్తుతులు పలుకుచున్నాయి. శాస్త్రయుతంగా చక్కటి శిక్షణ పొందిన పుత్రుడు తండ్రికి ఆత్మతో సమానమైన ప్రియత్వముచే శ్లాఘించతగినవాడు. కుమారుడు సదాచారుడై తండ్రి యొక్క సాంఘిక ఉపాసనాపూర్వక బంధువుల సంబంధమైన దైవతార్చన సంబంధమైన బాధ్యతలు స్వీకరించి తల్లిదండ్రులకు విముక్తి కలిగించగలడు. అట్టి పుత్రుడు ధాన్యుడు. అప్పుడిక తండ్రి యొక్క దృశ్య సంబంధమైన, జగత్ సంబంధమైన, సాంఘిక సంబంధమైన వాక్, మనః, ప్రాణములు తండ్రి నుండి కుమారునికి చేర్చున్నాయి. ఈ విధంగా సంప్రదాన కర్మ అను సశాస్త్రీయ వ్రత విధానముచే పుత్రుని వలన మనుష్యలోకమును జయిస్తున్నాడు. వంశపారంపర్యమైన సంప్రదాన కర్మచే పుత్రునికి బాధ్యతలు అప్పగించటము వలన మనుష్యలోకము జయించబడగలదు. ఇక పితృలోకము జయించే విధి దేవతా పూజల సందర్భములో దీపారాధనలు చేతను, దేవాలయములో దీపము, జ్యోతి మొదలైనవి వెలిగించటము చేతను, దైనందికంగాను పర్వడి సందర్భములోను చేయు అగ్నోపాసనల చేతను, అగ్నికార్యముల చేతను, పేదలకు అన్నదానము వంటి వైశ్వానరోపాసన చేతను పితృలోకము జయించబడుతోంది. అందుచేత ముముక్షువైనవాడు వంశపారంపర్యమైన పెద్దలచే నియమించబడిన అగ్నికార్యములు నిర్వర్తిస్తూ పితృలోకమును జయించునుగాక. దేవలోక జయము. దేవలోకమును జయించి ఆవల అమృతరూపమై ప్రకాశించి స్వస్వరూపాత్మానుసంధానమును ఈ జీవుడు సిద్ధించుకొనుగాక. అందుకుగాను ఉపనిషత్తులు మొదలైన భౌమా విద్య లేక వేదాంతశాస్త్రమును లేక తత్వశాస్త్రమును అధ్యయనము చేసి తత్వము నీవుగా కనిపించేది ఆ పరమాత్మయే అను ఆత్మవిద్యను అభ్యసించునుగాక. ఈ జీవుడు అందులకే అధ్యయనము మననము అనిపించే స్వాభావికము నిధిధ్యాస అదే తానవటము సమాధి లను ఆశ్రయించాలి. నీవుగా కనిపించేది పరమాత్మయే తత్వమేవ అను మననముచే క్రమంగా ఈ సమస్తము ఆత్మకు అభిన్నంగా అనిపించటము ప్రారంభమవగలదు. అట్టి జగత్తు ఆత్మ ప్రదర్శనమే అను అభ్యాస భావనా సిద్ధిలచే సోహం నేను సహజముగా స్వతహగా నిస్సంశయముగా అనునిత్యంగా సర్వదా ఆత్మస్వరూపుడనే. అంతేగాని భౌతిక రూపనామ పరిమితుడనుగాను అనే స్వానుభవము రూపుదిద్దుకొని నిశ్చలమవగలదు. మయా తతం ఇదం సర్వం. ఎప్పుడైతే సంప్రదానము అనబడు సంప్రత్తి అనుపైన వివరించబడిన కర్మ నిర్వర్తిస్తాడో అట్టివాడు సృష్టికర్తయగు హిరణ్య గర్భునివలనే మరణధర్మము దోషము లేనట్టి వాక్ మనో ప్రాణ నిజ ధర్మములను సిద్ధించుకోగలడు. సంప్రత్తి కర్మల వలన వాక్కుకు అధిష్ఠానమైనట్టి భూమి అగ్నిల బలంచేత ఆది దైవాత్మకమగు వాక్కు ఆ పండితుని చేరుతోంది. అట్టి విద్వాంసుడు తన కొరకుగాని ఇతరుల కొరకుగాని ఏ వాక్కు పలుకుతాడో అది అట్లే జరగగలదు. ఆతని వాక్కు దోషరహితము అబద్ధము అనృతము పొందదు. సత్యవాక్కు లేక వాక్శుద్ధి డొట్. సంప్రత్తి కర్మల వలన మనస్సుకు అధిష్టాన దేవతలైనట్టి ఆకాశము సూర్యుల నుండి ఆది దైవికమగు మనస్సు పరిశుద్ధము కాగలదు. అట్టి విద్వాంసుడు సమస్త మనోచాంచల్యములను మనోరుగ్మతలను తొలగించుకోగలడు. తద్వై దైవం మనో ఏన ఆనందేవ భవతి మాం శ్లో 19. అథో న శోచతి. అట్టి ఏ నిర్మలమైన మనస్సులో దోహఖరహితుడై స్వాభావికమగు ఆత్మానందము పొందుతాడో అదియే ఆదిదైవికమగు నిర్మల మనస్సు. అట్టివాడు ఇక ప్రాపంచక విషయముల గురించి శోకించడు. సంప్రత్తి కర్మల వలన ప్రాణము అప్రాణమునకు అధిష్టాన దేవతలైనట్టి ఉదకము చంద్రుల నుండి బలము పొందుచున్నది. అట్టి ప్రాణము జంగంభూతజాలమునందు తిరుగాడుచు స్థావరములందు తిరుగాడనిదే ఉంటుంది. అట్టి ప్రాణము వేసటగాని దోహకముగాని భయముగాని పొందనిదే అవినాశి అయి ఉంటోంది. అట్టి ప్రాణతత్వము తెలుసుకున్న పురుషుడు హిరణ్య గర్భునివలెనే సర్వాత్మకుడు సర్వతత్వజుడు సర్వబాహ్యభ్యంతరస్వరూపుడు అయి విరాజిల్లుచున్నాడు. సృష్టికర్తతో సమానంగా సర్వత్ర వాక్ మనో ప్రాణస్వరూపుడై సర్వజుడు అగుచున్నాడు. ఈ విధంగా సర్వాత్మకత్వము సిద్ధించుకున్నవాడు సమస్త భూతములకు జీవులకు పూజనీయుడుగుచున్నాడు. సర్వభూతాత్మకుడై ఈశ్వర స్వరూపుడుగా ప్రకాశించుచున్నాడు. అట్టివానిని దోహఖములు స్పృశించవు. పరిచ్ఛిన్నత్వము అనుభవముగా గల జీవుల వలె అతడు మార్పు చేర్పులకు కాలగతులకు బద్ధుడు పరిమితుడు కాడు. సంప్రత్తి కర్మ నిర్వర్తించువానికి ఇహపర లోకములలో దోహకము వేదన మొదలైనవి దరిచేరవు. సర్వత్రా సర్వాత్మకుడై ఆత్మసుఖమును అనునిత్యము చేసుకోగలడు. ఇంద్రియములన్నీ ముఖ్య ప్రాణం యొక్క తేజోవిభవములే. ఇంద్రియముల మధ్య ఘర్షణ కథ ఇప్పుడు అమూత వ్రతము గురించి వివరించుకుంటున్నాము. ప్రజాపతి వాక్కు మొదలైన ఇంద్రియతత్వమును వాటిని కలిగిండు ఆయా ధర్మములలో కూడిన వివిధ భౌతిక దేహములను ఆ దేహములనుపయోగించు యూసర్స్ ఆఫ్ ఫిజికల్ బాడీస్ ప్రజలను జీవాత్మలను సృజించారు. ఈ విధంగా సృష్టి అనే జగన్నాటకమంతా అఖండాత్మ యొక్క సమక్షములో లీలగా క్రీడగా వినోదముగా ఏర్పడసాగుతోంది. ఈ దేహముల ఇంద్రియముల ఇంద్రియధర్మముల సృష్టి దేహీ శరీరీ ల కల్పన అట్టి జీవాత్మల చమత్కారమైనట్టి పరస్పర సంబంధ అనుబంధ బాంధవ్య స్పర్ధ వ్యవహారములన్నీ కొనసాగుచున్నాయి. ఇట్టి చిత్ర విచిత్ర సృష్టిలో ఒకనొక చమత్కార విశేషము గురించి ప్రాణతత్వ పరిజ్ఞానము కొరకై ఇప్పుడు వివరించుకుంటున్నాము. ఒకసారి దేహములో వివిధ ధర్మములు నిర్వర్తించే ఇంద్రియములు ఒకదానితో మరొకటి ఎవరు గొప్ప అనే విషయంలో తగాదా వాదోపవాదములు స్పర్ధ పొందసాగాయి. వాక్ ఇంద్రియము నాతో సమానమైనది, ఈ శరీరంలో మరేదీ లేదు, నేనే లేకపోతే ఈ జీవుడు మాట్లాడలేడు కదా, అందుచేత నేనే గొప్ప. సంగీతము శబ్దము నాదము లేకుంటే ఈ జీవుని జీవితం నిస్సారం. మేమే ప్రధాన స్వరూపులం. సరిగమపదని ససప్తస్వరాలు ఉదాత్త అనుదాత్తములు క్రిందపై స్వరములు మొదలైనవి మా గొప్పతనమే కదా. చక్షు చూపు ఇంద్రియము సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనికదా ఆర్యసూక్తి. చూపే లేకపోతే ఈ జీవుడు ఎందుకు పనికి వస్తాడు? అందుచేత ఇంద్రియములన్నిటిలో మేమే అధికులము ముఖ్యులము. ఇతర ఇంద్రియములు మా అంతగా ముఖ్యం కాదు. శ్రవణ చెవుల ఇంద్రియము వినని వానికి విద్య ఏమి వస్తుంది? తెలుసుకోవాలన్నా గురువుల వద్ద అధ్యయనము చేయాలన్నా కూడా వివినికిడి శ్రవణం లేకపోతే ఎట్లా కుదురుతుంది? శ్రవణం లేనివాడు వేదమంత్రము సంగీతములోని ఉదాత్త ఊర్ధ్వ అనుదాత్తములు సప్తస్వరములు మొదలైనవన్నీ ఎట్లా నేర్చుకోగలడు? అందుచేత సమస్త ఇంద్రియములలోకెల్లా మేమే శ్రేష్ఠము. స్పర్శేంద్రియము అవేమీ కావు, మేమే సమస్త ఇంద్రియములలో గొప్పవారము. స్పర్శ జ్ఞానము లేకపోతే ఈ జీవుని దేహములోని అంతర్విభాగములు ఎట్లా రక్షించబడతాయి? జీవునికి స్పర్శ సుఖము మించిన సుఖమేమున్నది? మేమే చర్మముగా శరీరమునకు రక్షణ కవచము. మేమే లేకుంటే తదితర ఇంద్రియములు ఎందుకన్నా పనికి వస్తాయా? లేవు. స్పర్శానందము శరీరక్షణ కవచము అగు మావలననే తదితర ఇంద్రియములు కూడా మన గలుగుచున్నాయి. కనుక మేమే ఇంద్రియములన్నిటిలో ముఖ్యాతి ముఖ్యము. రసేనేంద్రియము పదార్థముల రుచి అనే మాధుర్యాన్ని జీవునికి అందించేది మేము. ఆహారమును శరీరములోనికి పంపేది మేము. మేమే లేకుంటే తదితర ఇంద్రియములు నిలువజాలవు. ఆహారం లేకుంటే దేహము మనలేదు కదా, కనుక మేమే గొప్ప. ఘ్రాణేంద్రియము ఈ జీవునికి సువాసన సుఖము అందించేది మేము, కనుక మేమే గొప్ప. ఈ విధంగా ఇంద్రియములన్నీ వాదులాడుకుంటూనే తమతమ పనులను ఆ జీవుని దేహములో నిర్వర్తిస్తూ ఉండసాగాయి. ఒకనొకరోజు మూర్తిదేవత ఆ జీవుని జీవించి ఉన్న శరీరమును సమీపించి ఇంద్రియ శక్తులను నిరోధిస్తూ మృంగివేయసాగింది. ఇంకేమున్నది? వాక్కు శ్రవణము చూపు స్పర్శ రసేంద్రియము మొదలైనవన్నీ నిరోధించబడుచు నిస్తేజము అవసాగాయి. దుహఖము వినాశనము పొంద ప్రారంభించాయి. అప్పుడు కూడా శరీరము జీవించియే ఉన్నది. అది గమనించి మృత్యువు శరీర మధ్యన గల ముఖ్య ప్రాణమును కూడా గ్రహించయత్నించింది. సమస్త ఇంద్రియములను నిరోధించి గ్రహించగలిగిన మృత్యువు ముఖ్య ప్రాణమును ఏమీ చేయలేకపోయింది. అట్టి ముఖ్య ప్రాణము ఏమాత్రము కూడా దుహఖము నాశనము పొందలేదు. అప్పుడు ఇంద్రియములన్నీ సమావేశమై మనందరిలో ప్రాణమే శ్రేష్ఠము. కనుక మనము ఈ మృత్యువు వలన నశించకుండా ఉండాలంటే ప్రాణమునే ఆత్మగా భావించి ప్రాణములో ప్రవేశించి ప్రాణస్వరూపమును సంతరించుకోవలసిందే, వేరే త్రోవలేదు. ఆ విధంగా వాక్కు చూపు మొదలైన ఇంద్రియములన్నీ ప్రాణముతో మమేకమై ఆత్మరూపం సంతరించుకోసాగాయి. అందువల్లనే ఇంద్రియములన్నీ ప్రాణరూపములేనని ప్రాణము యొక్క అంశలేనని స్వతహగానే ప్రాణమునకు ఆత్మకు అభిన్నమని చెప్పబడుచున్నది. ఈ విధంగా ఎవరైతే దేహములోని ఇంద్రియములన్నీ కూడా ముఖ్య ప్రాణాత్మకమేనని ముఖ్య ప్రాణము యొక్క తేజో విభవములని తెలుసుకుని ఉంటాడో అట్టివాడు తాను జన్మించిన్న వంశమునకు యశస్సు తెచ్చిపెట్టగలడు. ప్రాణము సర్వాత్మకము, ప్రాణతత్వము గురించి ఎరిగిన విద్వాంసుని ఎవరు ద్వేషిస్తారో అట్టివారు కష్టముల పాలు అవగలరు, ఉపద్రవములు పొందగలరు. ఎందుకంటే అట్టివారు తమ ప్రాణమును ద్వేషించినవారే అవగలరు, తమ ప్రాణము బలహీనపరుచుకున్న వారవుతారు. అందుచేత ప్రాణతత్వము ఎరిగిన ప్రాణయోగయుక్తుని వేత్తను గౌరవించదురుగాక, ప్రియముగా ఉండెదురుగాక. ఎందుకంటే ప్రాణము ప్రియరూపమే అయి ఉన్నది కాబట్టి. ఈ విధంగా ప్రాణాత్మ దర్శనము చేయిచుండెదరుగాక. దేహములో ముఖ్య అధిదేవత ఎవరు? ప్రాణవాయుదేవత యొక్క నిరహంకార వ్యాపారము. ఇప్పుడిక మనము ముఖ్యాధిదేవత ఎవరు అనే విశేషమును గురించి వివరించుకుంటున్నాము. ఒక సందర్భములో అగ్ని, సూర్యుడు, చంద్రుడు తదితర దేవతలు ఈ దేహములోనూ ఈ విశ్వములోనూ కనబడేదంతా మా ప్రతాపమే అని అహంకరించసాగారు. అధిదేవతం అహమేవ, జ్వలిష్యామి అహం ఇతి అగ్నే దధే. శ్లోక 22. అధిదేవతనగు నేను దేనినైనా సరే కాల్చి బూడిద చేయగలను అని అగ్ని అహంకరించి ఎడతెగకుండా సర్వము దహించసాగింది. తప్స్యామి అహం ఇతి ఆదిత్యో. అప్పుడు సూర్యుడు అహంకరించి ఇక నా గొప్పతనం చూడండి, సమస్తమును నా వేడిమితో తపింపజేస్తాను అని అహంకరించి ఎడతెగకుండా తపింపజేయసాగారు. తన వేడిమితో సమస్తము ఎండింపజేయసాగారు. భాస్యామి అహం ఇతి చంద్రమా మం. శ్లోక 22. నేనెంతవాడినో చూడండి, అన్నీ వెలిగించుచూనే ఉండగలను అని ఎడతెగకుండా చంద్రమసము ప్రకాశింపజేయసాగింది. అట్లాగే దేవతలందరూకూడా అహంకారము పొందినవారే వారి వారి ప్రకృతి శక్తి ప్రదర్శనములను ఎడతెగకుండా అనువర్తింపజేయసాగారు. అయితే ముఖ్య ప్రాణదేవత మాత్రం ఇదంతా చూస్తూకూడా ఏమాత్రము అహంకారము పొందనేలేదు. వాక్కు మొదలైన సమస్త ఇంద్రియముల మధ్యగా వర్తించే ప్రాణశక్తిగా వాయుదేవత మాత్రం తన వ్యాపారమును, ఇట్స్ ఫంక్షనింగ్, ఎప్పటిలాగానే కొనసాగించింది. మౌనంగా, నిగర్వంగా, నిశ్శబ్దంగా, నిరహంకారముగా తన యొక్క విద్యుక్త ధర్మములను యథావిధిగా నిర్వర్తించసాగింది. వాయువు సమస్త ఇంద్రియ ప్రాణముల మధ్యగా ముఖ్య అధిదేవత అయి అహంకారము ఏమాత్రము పొందక చరించసాగింది. అందుచేత ఆధ్యాత్మము అధిదైవతము అను రెండు సవివరణాత్మకంగా మీమాంస చేసి వేదవామ్యము, వేదమాత, వాయుస్వరూపము యొక్క వ్రతము భంగము కాదు అని నిర్ణయిస్తూ స్తుతులను ప్రసాదిస్తోంది. నమస్తే వాయో, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, తత్మాం అవతు, తత్వక్తారం అవతు అనురూపంగా అనేక చోట్ల ప్రాణస్థుతులను, వాయుస్థుతులను వేదాధ్యాయనులకు అందిస్తోంది. దేవతల వాయుదేవతా వ్రతము లేక ప్రాణదేవతా వ్రతము, అభగ్న వ్రతము, ప్రాణము యొక్క సంచలన శక్తియే వాయువు రూపంగా ఈ జగద్దృశ్యములో పరిఢవిల్లుతోంది. సూర్యుని ఉదయాస్తమయములు ఎక్కడి నుండి ఎక్కడివరకు అనే విశేషము వేదవేద్యులచే పరిశోధించబడగా, అధ్యయనము చేయబడగా, సూర్యుడు అధిదేవత స్వరూపుడై వాయునుండియే ఉదయిస్తున్నారు, వాయువునందే అస్తమిస్తున్నారు అని తెలుసుకొని వారిచే ప్రకటించబడుతోంది. ఇంద్రియములన్నీ తాము ప్రాణవాయు ప్రదర్శన రూపములే అని గమనించాయి. ఇది ఎరుగుచు ఉన్న వాక్కు, స్పర్శ, చూపు, రసము, గంధములకు సంబంధించిన అధిదేవతలంతా కూడా అధిదేవతాస్వరూపులైన ఆకాశము, భూమి, సూర్యుడు, రసదేవత, గంధదేవత మొదలైన వారంతా వాయుదేవతా ఉపాసన వ్రతము చేయిచుండసాగారు. తదితర సమస్త దేవతలు కూడా వాయుదేవతావ్రతము లేక ప్రాణదేవతావ్రతము నిర్వర్తిస్తూ ఉంటున్నారు. మృత్యువు యొక్క పరిధులను అధిగమించి అమృత స్వరూపులు అయ్యే నిమిత్తమై దేవతలు కూడా ఇంద్రియ వ్యాపారములన్నీ ప్రాణము నందు ఏకము చేసి వాయుదేవతా వ్రతము లేక ప్రాణదేవతా వ్రతమును అనునిత్యంగా నిర్వర్తిస్తూ ఆత్మతో మమేకమై ప్రకాశించుచున్నారు. అట్టి దేవతావ్రతము అభగ్న వ్రతము అని కూడా చెప్పబడుతోంది. మానవులకు కూడా ఇది మార్గదర్శకము. అందుచేత మృత్యువు నన్ను సమీపించుకుండునుగాక అని ఉత్తమాసేము గల యోగాభ్యాసులు యోగులు ఇంద్రియ వ్యాపారములన్నీ ప్రాణదేవతా ప్రదర్శనముగా దర్శిస్తూ ఆరాధిస్తూ ఉపాసిస్తూ ఇంద్రియ వ్యాపారములన్నీ అధిగమించినవారే అభగ్నమగు ప్రాణవ్రతము వాయు ఉపాసనవత్రము ను ప్రాణాయామము మొదలైన వాటి ద్వారా నిర్వర్తించి అమృతత్వము సిద్ధించుకొనెదరుగాక. అట్టివాడు సర్వపాపముల నుండి విముక్తి పొందగలడు. అట్టి ప్రాణవ్రతమును ప్రారంభించువాడు ఆ వ్రతమును తృప్తిగా చివరి వరకు నిర్వర్తించి పరిసమాప్తి చేయునుగాక. ఆత్మజ్ఞానము పొందుతూ సర్వత్రా ఆత్మదర్శనము నిర్వర్తిస్తూ ఆత్మగా తన స్వరూపము సిద్ధించుకునేవరకు ప్రాణోపాసన కొనసాగించునుగాక. మధ్యలో ఏర్పడే భంగములను హర్డల్స్ లెక్కచేయక శ్రద్ధాభక్తులతో సర్వత్రా ప్రాణతత్వదర్శనము అనే ప్రాణవ్రతము నిర్వర్తించునుగాక. మధ్యలో కలిగే ఆయా ఇబ్బందులకు వశుడై ప్రాణోపాసనను ఆపరాదు. ఆ విధంగా ప్రాణోపాసన ఆత్మతృప్తి పొందేవరకు కొనసాగించకపోతేనో అట్టివాడు ప్రాణదేవతచే తిరస్కృతుడు కాగలడు. కాబట్టి మానవుడు అట్టి ప్రాణవ్రతమును పట్టుదలగా ఆచరిస్తూ ప్రాణదేవత యొక్క అనుగ్రహముచేత సారూప్య సర్వత్రా ప్రాణశక్తిగా దర్శనము సాలోక్య సమస్తలోకములుగా ప్రాణరూపముగా భావించటము సామీప్య స్వస్వరూపమును ప్రాణశక్తిగా ఎరిగి ఉండటము సాయుజ్య తానే ప్రాణతు ప్రాణేశ్వర స్వరూపముగా ప్రకాశించటము లను ఇక్కడే సిద్ధించుకోగలడు. 3.6 షష్ఠమ బ్రాహ్మణము నామరూపకర్మ చమత్కారం నమ్ ఫోర్మ్ అండ్ ఫంక్షనింగ్ త్రయం వా ఇదం నామరూపకర్మ. ఈ అనుభవగుచున్న సమస్త సృష్టి కూడా 3 విశేషములచే మూర్తిభవించినదే ఉంటోంది. 1 నామము 2 రూపము 3 కర్మ నమ్ ఫోర్మ్ అండ్ ఫంక్షనింగ్. 1 నామము తేషాం నామ్నాం వాక్. నామముగా ఉన్నది వాక్కుయే, అనగా వాక్యే నామములకు కారణము. వాక్కు నుండే సమస్త నామములు జనిస్తున్నాయి. వాక్కు సమస్త నామములకు సామాన్యము కోమన్ టు ఓల్ వర్డ్స్ అయి ఉన్నది. వాక్యే సమస్త నామములకు సమానము. సౌండ్ ఈజ్ ఈక్వల్ టు ఓల్ స్పీకింగ్. వాక్యే అన్ని నామములను ధరిస్తోంది కూడా. వాక్యే సమస్తమైన నామములకు బ్రహ్మము, బ్రహ్మస్వరూపము. వాక్కు ఉపాదానకారణము, నామము నిమిత్త కారణము. 2 రూపము. ఇక రూపము గురించి చెప్పుకుందాము. నామము రూపమునకు ఇవ్వబడిందే కదా. వస్తువు యొక్క తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ, నీలము, లేతనీలము, నలుపు, ముదురు నలుపు మొదలైన రంగులన్నీ ఈ జీవునికి ఎట్లా తెలియవస్తున్నాయి? ఎట్లా గుర్తింపబడుచున్నాయి? నేత్రేంద్రియముచేత, కళ్ళుతో చూడటముచేత. అయితే నేత్రావ్యము స్వయముగా చూడగలదా? లేదు. కళ్ళు జీవునికి ఉపకరణములు, లైక్ అస్పెక్టకల్ మాత్రమే. మరి కళ్లలో చూపు అనే తేజస్సు ఉన్నది. నేత్రేంద్రియ తేజస్సు ఎవరిది? జీవునిది. జీవుడు ఎవ్వడు? పరమాత్మ యొక్క అంశరూపుడు. కనుక రూపాత్మకమైనదంతా కూడా పరమాత్మ యొక్క తేజోవిభవమే. సమస్త రూపములు నేత్రము, కళ్ళు చేతనే తెలియబడినవి అగుచున్నాయి. అందుచేత కళ్లను నేత్రేంద్రియము అని పిలుస్తున్నాము. అట్టి చక్షురింద్రియమే సమస్త రూపానుభవములకు కారణముగా ఏర్పడి ఉంటోంది. సమస్త రూపములు చక్షురింద్రియము నుండియే జనిస్తున్నాయి, పుట్టుకొస్తున్నాయి. అట్టి చక్షురింద్రియ చూపు తేజో విశేషమే సమస్త రూపములతో ఆ రూపములను గుర్తించటానికి కల్పించబడే నామములతో ఏకము, సమానము, అద్వితీయము అగుచున్నది. ఈ విధంగా నామరూపములు అన్నీ కూడా చూపు అనబడే తేజోవిభవమే. ఈ చూడబడే సమస్తము కూడా ద్రష్టకు చెందిన తేజోరూపముగు చూపుకు వేరు కాదు, వేరుగా లేదు. చూపు, చూచువాడు, చూడబడినది, ఈ 3 కూడా ఆత్మ యొక్క త్రిమూర్తిత్వ ఏకకళా ప్రదర్శనమే. కనుక ఈ సమస్త దృశ్యము ఏకమగు ఆత్మయే, పరబ్రహ్మస్వరూపమే. 3 కర్మ. ఇక ఇప్పుడు జగద్దృశ్యం యొక్క 3వ మూల పదార్థమగు కర్మ గురించి చెప్పుకుంటున్నాము. కర్మ చేయాలి అంటే దేహము ఉండాలి. దేహమే కర్మలకు కారణము అని చెప్పబడుతోంది. శరీరము నుండే సర్వకర్మలు పుట్టుచున్నాయి. ఇదియే సమస్త కర్మల పట్ల ఏకరూపము. చూడటం, వినటం, మాట్లాడటం మొదలైన కర్మలన్నిటికీ సామ్యరూపము ఈ శరీరమే. సమస్త కర్మలను ధరిస్తున్నది ఈ శరీరమే కాబట్టి సమస్త కర్మలకు ఈ దేహమే ఆత్మస్వరూపము అని కూడా అభివర్ణించబడుతోంది. నామరూపములతో కూడి దేహము ప్రకృతిలో అగుపిస్తున్నది. ప్రకృతి ఆత్మ యొక్క తేజో విభవమే. నామరూప కర్మలు ఈ మూడు కూడా ఒక్కటిగా ఐ దేహము అవటం జరుగుతోంది. దేహము దేహి యొక్క విన్యాసము. దేహి సర్వదా ఆత్మస్వరూపుడే. ఈ విధంగా సమస్తము అమృతమగు ఆత్మయే. తదేతత్ అమృతం సత్యేన ఛన్నం. అమృత రూపమగు స్వస్వరూపాత్మ సత్యము చేతనే ఆవరించబడినదై ఉన్నది. ప్రాణో వా అమృతం నామరూపే సత్యం. తాభ్యాం అయం ప్రాణశ్చన్నః. మం శ్లోక్ 3. ఆత్మయొక్క చేతన స్వరూపము ప్రాణము. అట్టి ఆత్మశక్తి ఏకరూపము అయి ఉండి కూడా అనేకములగు నామరూపములచే చమత్కారంగా కప్పబడి ఉన్నది. ప్రాణము నామరూపములకు చాటుగా గుప్తముగా కప్పబడి ఉన్నది. సత్యమే ఆత్మ. ఆత్మయే ప్రాణము. ప్రాణమే ఈ సమస్తము కూడా. జీవాత్మ పరమాత్మ యొక్క అంశయే. ఏకము అక్షరము అగు పరమాత్మయే లీలగా జీవాత్మగా కూడా అయి విరాజిల్లుచున్నారు. ఇతి బృహదారణికోపనిషత్ తృతీయాధ్యాయే షష్ఠమ బ్రాహ్మణం. బృహదారణికోపనిషత్ తృతీయ అధ్యాయము సమాప్తము.